అథర్వణ వేదాంతర్గత 24 నారద పరివ్రాజక ఉపనిషత్ అధ్యయనవచన పుష్పము విషయ సూచిక 24 నారద పరివ్రాజక ఉపనిషత్ అధ్యయనవచన పుష్పము ప్రథమోపదేశము ప్రశ్న ముక్తి పొందటానికి ఉపాయము ఏమి? సాధన చతుష్టయము 2వ ఉపదేశము శాస్త్రోక్తముగా చతుః ఆశ్రమ పాలన 3వ ఉపదేశము సన్యాసమునకు అధికారి ఎవరు సన్యాసము స్వీకరించటానికి అనర్హులు? ఆతుర సన్యాస స్వీకారము సన్యసించటానికి సమయాసమయములు కర్మ అజ్ఞాన లక్షణములు భిక్షుకాశ్రమము కైవల్యాశ్రమము కైవల్యాశ్రమము కేవలీ స్వరూపాశ్రయము యతి సన్యాస వస్త్రధారణ ఏకాకిగా సంచారము యతి లేక పరివ్రాజక రహస్య ఏకాంత సంచారము మోక్ష సిద్ధి ఇంద్రియ దోషములు సన్మానము బంధము అవమానము శ్రేయోదాయకము ఈ భౌతిక శరీరము ఎటువంటిది? ద్వంద్వమును వదలాలి, బ్రహ్మమును పట్టుకోవాలి. భిక్షు సన్యాస విశేష లక్షణములు యతి లక్షణములు యతి స్వాభావికములు యతి మార్గవర్తికి నిషేధములు చేయకూడనివి మనస్సుతో కూడా చింతన చేయకూడనివి యతి వర్జించవలసిన షట్పాతకములు సన్యసించు విధి విధానము క్రమము అగ్నివేష్టి మంత్రము యజ్ఞోపవీత శూన్యుడు బ్రాహ్మణుడు అవుతాడా? బ్రహ్మసూత్ర ధారణ అనగా ఈ విశ్వమంతా సూత్రముగా ధరించటమే. బ్రహ్మము గురించి ఎరిగిన విజ్ఞాని పరివ్రాజక విధులు. బ్రహ్మము ఇట్టిది: అహం బ్రహ్మాస్మి 4వ ఉపదేశము సన్యాస స్వీకారము యోగ ప్రతిబంధకములు సన్యాసీయతి ఆచరణములు తురియడగు పరమహంసవర్తనములు అభ్యాసములు స్నానం ఏకదండ సన్యాస నియమములు పరమహంస భావన దేహమోహము బ్రహ్మజ్ఞానో హి బ్రాహ్మణః సన్యాసము స్వీకరించే విధానము స్వస్వరూపాత్మస్థానస్తుతి పరబ్రహ్మస్వరూపమగు ప్రణవధ్యానము సముద్ధరణ సన్యస్త మంత్రము శిఖామండనము యజ్ఞోపవీత త్యాజ్య విధాన మంత్రము విద్వత్ సన్యాసి సన్యాస స్వీకారము వివిధిషా సన్యాసి సన్యాస స్వీకారము 5వ ఉపదేశము సన్యాసి విధములు బ్రహ్మచర్యాశ్రమము నుండియే సన్యసించువాడు పరబ్రహ్మ ఇట్టివాడు. షట్ 6 విధ సన్యాస ఆశ్రయములు షట్ విధ సన్యాసుల గురించి మరికొన్ని విశేషాలు. ఆత్మతో అనుసంధానము ఏకాత్మ చతురహ 4 అవస్థలు భిక్షువు స్వస్వరూప అనుసంధానము కాష్ఠ కొయ్య దండము కాదు అజ్ఞానదండము ధరించుట ఏకదండి భిక్షక యతి భిక్ష తీసుకును విధి వానప్రస్థ యతి సన్యాసికి సంబంధించిన మరికొన్ని ధర్మములు ప్రబుద్ధుడగు యతి ఆచార నియమములు భిక్షుక సన్యాస సత్ప్రవర్తనములు షష్టమ 6వ ఉపదేశము బ్రహ్మమే తాను అగుట తురియ పురుషుని గుర్తు హృదయ సంచారము దిక్దళములు జీవుని వృత్తులు ఏకోదేవః సాక్షి తురియతీతుని తటస్థ మధ్యవర్తి రూపము యతీశ్వర సిద్ధి త్రిదండి మహాయతి మధుకరా భిక్షాటన సమయసమయములు ఆశ్రమ ధర్మములన్నీ మాయా కల్పితములే ముక్తి మార్గము పరమహంస విడిచి ఉండవలసినవి ఆత్మతో అంతఃసంగము సిద్ధించుకున్నవాని విధి నిషేధములు 7వ ఉపదేశము యతి ధర్మముల పునశ్చరణ దేహాంతర దర్శనము సన్యాస ధర్మముల సమీక్ష 8వ ఉపదేశము షోడస మాత్రాత్మకత్వము బ్రహ్మ ప్రణవము 4 పాదములు 1 ప్రథమ పాదము అవిశ్వజిత్ స్థూలభుక్ వైశ్వానరః 2 ద్వితీయ పాదము తైజసో వైశ్వానర పురుషుడు 3 తృతీయ పాదము సుషుప్తి వైశ్వానర పురుషుడు 4 చతుర్థ పాదము తురీయ పురుషుడు 9వ 9వ ఉపదేశము అద్వితీయుడగు పరమాత్మ కార్యబ్రహ్మము యొక్క చమత్కారము ముక్తి జీవ ఈశ్వర తత్వము జీవేశ్వర న్యాయము పరమాత్మ ధ్యానము అథర్వణ వేదాంతర్గత 24 నారద పరివ్రాజక ఉపనిషత్ అధ్యయనవచన పుష్పము ప్రథమోపదేశము సన్యాస ప్రాధాన్యము అయినట్టి ఈ క్రింది ఉపనిషత్తుల సారమే ఈ నారద పరివ్రాజకోపనిషత్. ఈ క్రింది ఉపనిషత్తులు లోకములకు ప్రసాదించిన సత్యద్రష్టులకు తత్వజ్ఞులకు నమో నమో నమో నమః. 1 పరమహంస పరివ్రాజకోపనిషత్ అథర్వణ వేదాంతర్గత 15 ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 5 2 త్రిశిఖ బ్రాహ్మణోపనిషత్ శుక్లయజుర్వేదాంతర్గత 7 ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 1 3 సీతోపనిషత్ అథర్వణ వేదాంతర్గత 20 ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 5 4 యోగచూడామణ్యుపనిషత్ సామవేదాంతర్గత 11 ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 4 5 నిర్వాణోపనిషత్ ఋగ్వేదాంతర్గత 7 ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 1 6 మండల బ్రాహ్మణోపనిషత్ శుక్లయజుర్వేదాంతర్గత 12 ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 1 7 దక్షిణామూర్త్యుపనిషత్ కృష్ణేజుర్వేదాంతర్గత 14 ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 2 8 శరభోపనిషత్ అథర్వణవేదాంతర్గత 19 ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 5 9 స్కందోపనిషత్ కృష్ణేజుర్వేదాంతర్గత 30 ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 3 10 త్రిపాద విభూతి మహానారాయణోపనిషత్ అథర్వణవేదాంతర్గత 28 ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 6 11 అద్వైతార్కోపనిషత్ శుక్లయజుర్వేదాంతర్గత 1 ఉపనిషత్ ఉద్యానవనం సంపుటి 1 బ్రహ్మమానసపుత్రులు పరివ్రాజము అనే సన్యాసియోగ పరాకాష్ఠస్థితిని ఆభరణముగా ధరించినవారు లోక కళ్యాణము కొరకే త్రిలోక సంచారి భక్తజనులను స్వయముగా సమీపించి మార్గదర్శనము ప్రసాదించువారు. భక్తి సూత్రములు లోకములకు ప్రసాదించినవారు. ధర్మమునకు గ్లాని వాటిల్లినప్పుడు త్రిమూర్తులను ఆశ్రయించి అవతారమూర్తుల ఆగమనమునకు కారణభూతులగువారు. అగు శ్రీనారద దేవర్షి గురువరేణిల పాదపద్మములకు సాష్టాంగదండ ప్రణామములు. మహనీయులగు శ్రీనారద మహర్షి త్రిలోక సంచారములు నిర్వర్తిస్తూ ఉంటారు. అట్టి ఒకానొక సందర్భములోని విశేషములు మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాము. శ్రీనారద మహర్షి ఇచ్ఛానుసారంగా అనేక పుణ్యస్థలములను దర్శించసాగారు. ఆ స్వామి ఎక్కడ అడుగు పెడితే అక్కడ అవి గొప్ప పుణ్యతీర్థములుగా మారి సందర్శకులకు వారి వారి భక్తి జ్ఞానయోగ మార్గములలో ప్రోత్సాహము సముద్ధరణ ప్రసాదించు దివ్య ప్రదేశములు అవసాగాయి. తీర్థీ కుర్వంతి తీర్థాని, సుకర్మీ కుర్వంతి కర్మాణి, సత్యాస్త్రీ కుర్వంతి శాస్త్రాణి నారదభక్తి సూత్రములు. ఆ విధంగా మనోపవిత్రత కొరకై శ్రీనారద మహర్షి తీర్థయాత్రలు చేస్తూ దేవాలయ సందర్శనము నిర్వర్తిస్తూ ఉండగా వారు ఆత్యంతికమైన చిత్తశుద్ధి ప్రాప్తించుకోసాగారు. మనస్సు నిర్వైరము, దేనిపట్ల వైరము యొక్క ఛాయ కూడా తొలగిపోవటము సిద్ధించసాగింది. ప్రశాంతత సంతరించుకోసాగింది. ఇంద్రియముల చాంచల్యము తొలగి సర్వత్రా దాంతము సెల్ఫ్ కంట్రోల్ పొందసాగాయి. సకల ఇంద్రియ నిగ్రహము ప్రాప్తించుకోసాగారు. బుద్ధి నిర్వేదము, వైరాగ్యభావము ఆశ్రయించసాగింది. అందుకు ఫలితంగా వారు సమస్త దృశ్య విషముల నుండి ఉపసంహారము విత్డ్రోవల్ పొంది కేవలము సమస్తము అయినట్టి స్వస్వరూపముతో అనుసంధానము పొందసాగారు. ఆ విధంగా తీర్థయాత్రలు సేవిస్తూ శ్రీనారద మహర్షి ఒకానకరాజు నిగమ వేద నాద ఆనంద విశేష గణ్యము విశేషములతో కూడినది సత్రయాగము జరుగుచున్న పవిత్ర స్థలము అనేక మునిజనము సమావేశమై ఉన్నది అగు నైమిసారణ్యము చేరారు. అక్కడి వాతావరణమంతా వేదప్రాయణము సరిగమపదని స్వరములతో కూడిన వైరాగ్య బోధకములైన సంగీత గానమయము అయి ఉన్నది. భక్తి జ్ఞాన వైరాగ్యపూర్వకమైన సత్సంగ పురాణ ప్రవచనములు ఆ ప్రదేశంలో జరుగుచున్నాయి. సమస్త దృశ్య ప్రపంచ సంబంధముల బంధము తొలగించగల అనేక దృష్టాంతములు చరిత్రలు పురాణములు ఇతిహాసములు కథానికలు శ్రవణం చేయబడుచున్నాయి. శుకుడు శౌనకుడు మొదలైన వారిచే మహత్తరముగా సత్సంగపూర్వకంగా ముముక్షువులకు మోక్షసాధనములు బోధించబడుచున్నాయి. నివృత్తి విత్డ్రోవల్ ఫ్రోమ్ వడ్లీ టెండెన్సీస్ కి ఉపాయములు విశదీకరించు హరికథా ఆలాపనలతో అక్కడి స్థావరములు కూడా తేజోవికాసముతో ప్రకాశిస్తున్నాయి. అక్కడి జంగమ జీవులగు మూగములు మానవులు కిన్నెరులు కింపురుషులు అప్సరసలు మొదలైన మానవ దేవతాగణము ఆ ప్రదేశములో శ్రవణం లిస్నింగ్ చేస్తూ పవిత్రత సంతరించుకుంటున్నారు. బ్రహ్మాత్మజులు భగవద్భక్త పరాయణులు అగు శ్రీనారద మహర్షి ఆ నైమిసారణ్య పవిత్ర తీర్థ ప్రదేశమునకు వేంచేయగానే అక్కడి ద్వాదశ 12 సంవత్సరముల సత్రయాగములో పాల్గొనుచున్న శౌనకుడు మొదలైన శృత అధ్యయన శ్రవణములు చేస్తున్న అనేక మంది వైరాగ్య సంపన్నులగువారు వారికి ఎదురుగా వచ్చి సుస్వాగత వచనములతో శుభాకాంక్షలు పలికారు. సుఖాసినులను చేసి నమస్కరించారు. ఆ తరువాత అక్కడి వారంతా వారివారి స్థానములలో చుట్టూ ఆసీనులైనారు. ప్రశ్న: ముక్తి పొందటానికి ఉపాయము ఏమి? సౌనకుడు మొదలైన మహర్షులు: హే భగవాన్, బ్రహ్మమానసపుత్ర, నారద మహర్షి, కథం ముక్తి ఉపాయో అస్మాకం వక్తవ్యం. ఏ విధానము మేము ముక్తి పొందటానికి ఉపాయము అయి ఉన్నదో అది మాకు బోధించి అనుగ్రహించండి. భక్తిరసపరాయణులు, మహత్పౌరాణికులు అగు మీ వాక్యాముతము గ్రోలటానికి మేమంతా ఉత్సాహవంతులమై ఉన్నాము. శ్రీ నారద మహర్షి: ఓ సౌనకాది మునివర్యులారా, ముందుగా ముక్తికి సంబంధించిన ఒకనొక శాస్త్రీయ క్రమ విధానం చెప్పుకుందాము. వినండి, ఇది కొన్ని కులజుల నియమము. సన్మార్గమైన వాతావరణమునకు సంబంధించినవాడు సత్కులజుడు గురించి శాస్త్రము కొన్ని విధానములు ఈ విధంగా చెప్పుతోంది. శాస్త్ర విధి విధంగా ఉపనీతుడు అగునుగాక. తద్వారా దినచర్యలు, గురుసేవనము, శ్రవణము, అధ్యయనము, స్నాన సంస్కారములు మొదలైన 44 సంస్కార సంపన్నుడు అవ్వాలి. స్వాభిమతంగా తనకు ఇష్టమైన గురుదేవులను సమీపించి ఋగ్వేద, శుక్లయజుర్వేద, కృష్ణయజుర్వేద, సామవేద మొదలుగాగల తనకు చెందిన వేదశాఖ యొక్క అధ్యయనము ప్రారంభించునుగాక. ఆ విధంగా 12 సంవత్సరములు శుశ్రూష, గురుసేవ పూర్వకంగా తన వంశమునకు, గోత్రమునకు సంబంధించి వేదశాఖను ఆమూలాగ్రము అభ్యసించునుగాక. 12 సంవత్సరముల విద్యాభ్యాసముతో కూడిన 25 సంవత్సరముల బ్రహ్మచర్యమును, అధ్యయనమును పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చి పెద్దలు నిర్ణయించిన కన్యను వివాహమాడి గార్హస్థ్యము, గృహస్థాశ్రమమును స్వీకరించునుగాక. 25 సంవత్సరముల కాలము గృహస్థాశ్రమమును ఉపాసనాపూర్వకంగాను సశాస్త్రీయంగాను గడుపునుగాక. ఆ తరువాత గృహస్థాశ్రమమును వదలి 25 సంవత్సరములు వానప్రస్థాశ్రమము ఆశ్రయించునుగాక. ఈ విధంగా విధివత్ క్రమంగా ఆస్ పర్ లెట్ డౌన్ సిస్టమ్ చతుర్విధ 4 బ్రహ్మచర్య ధర్మములను, షట్విధ 6 గార్హస్థ్య గృహస్థాశ్రమ ధర్మములను, చతుర్విధ 4 వానప్రస్థ ధర్మములను చక్కగా సమ్యక్ అభ్యసించునుగాక. ఆయా 3 ఆశ్రమములకు ఉచితమైన సమస్త కర్మలను నిర్వర్తించి సాధన చతుష్టయ సంపన్నుడు అవ్వాలి. సాధన చతుష్టయము: 1 నిత్య అనిత్య వస్తు వివేకము, 2 ఇహామూత్ర ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన ఫలభోగ విరాగము, 3 ఆయి సమము మనోనిగ్రహము, 2 దమము అబ్బాహ్యేంద్రియ నిగ్రహము, 3 ఉపరమము విషయముల నుండి వెనుకకు మరలటము, 4 తితిక్షాత్ ఓచుకోవటము, 5 శ్రద్ధ, 6 సమాధానము అనబడే సమాధి షట్క సంపత్తి, 4 మముక్షుత్వము మోక్షము పొందాలనే మహదాశయము తపన రేఫ్ వివేక చూడమని శ్రీ శంకరాచార్య విరచితము. 1 సమము బాహ్య అభ్యంతర ఇంద్రియ నిగ్రహము, చాంచల్యము వదలి శాంతిని ఆశ్రయించటము, 2 విచారణ నిత్య అనిత్యములను ఎదిగి ఉండటము, శాస్త్ర అధ్యయనము మొదలైనవి, 3 సంతోషము కలిగిన దానితో, ప్రాప్తించిన దానితో తృప్తి, ఉత్సాహసహస్ధైర్య ఈ బుద్ధి శక్తి పరాక్రమములను ఆశ్రయిస్తూ ఉండటము, హుషారుగా ఉండటం, 4 సత్సంగము మహనీయులతో సమాశ్రయము, శ్రవణము గురుసేవ పై విశేషములతో సాధన చతుష్టయ సంపత్తి నీ వృద్ధి చేసుకోవాలి. అట్టి సాధన చతుష్టయము యొక్క అభ్యాసము చేస్తూ సంసార భోగాభిలాషలను మనోవక్ కాయపూర్వకంగా మొదలంట్లా పెకలించివేయాలి. సమస్త దృశ్య సంబంధమైన ఆశలను త్యజించాలి. వాసనలను టెండెన్సీస్ దారేషణ ధనేషణ పుత్రేషణలనబడే ఈషణత్రయములను వర్డ్ రిలేటెడ్ అర్జెస్ నివృత్తి చేసుకోవాలి. నిర్వైరహ సర్వభూతేషు వైరము ఏన్మిటి అనేదంతా రహితము చేసుకునుగాక. సమత్వము సముపార్జించుకోవాలి. శాంతుడు దాంతుడు ఇంద్రియ నిగ్రహము కలవాడు, ఇంద్రియ విషములను చూచి మనోచాంచల్యము పొందనివాడు అగునుగాక. సన్యాసి అయి క్రమంగా పరమహంసాశ్రమమును స్వీకరించునుగాక. పరమహంసస్థానము సిద్ధించుకొనునుగాక. అస్ఖచితము చ్యుతి డిస్ట్రాక్షన్ లేనట్టి స్వస్వరూప ధ్యానముతో ఈ భౌతిక శరీరమును మానసికంగా త్యాగము చేసినవాడు ముక్తుడు, బంధరహితుడు అగుచున్నాడు. శరీరము ఉన్నప్పుడు తొలగినప్పుడు కూడా అట్టివాడు ఆత్మవంతుడై ఉండగలడు. అదే ముక్తి, మోక్షము, జన్మరాహిత్యము కూడా. ఇత్యుపనిషత్ ప్రథమోపదేశం. రెండవ ఉపదేశము శాస్త్రోక్తముగా చతుః ఆశ్రమ పాలన. అప్పుడు శౌనకుడు మొదలైన మునీశ్వరులు నారద మహర్షితో, హే భగవాన్, శాస్త్రీయంగాను మహనీయుల స్వానుభవ బోధగాను చెప్పు సన్యాసము గురించిన విధిని వివరించండి అని అడిగారు. అది విని మహర్షి పలుకసాగారు. నారద మహర్షి, జ్ఞానవేత్తలు, శాస్త్రవేత్తలు, తపోధనులు అగు ఓ శౌనకుడు మొదలైన మునీశ్వరులారా, సన్యాస విధి గురించిన సమగ్రమైన విశేషాలన్నీ పితామహులగు బ్రహ్మదేవుల వారి ముఖత మనమంతా శ్రవణం చేయటం ఉచితమని నాకు అనిపిస్తోంది. ఈ సత్రయాగము పూర్తి అయిన తరువాత మనము సత్యలోకము వెళ్లి పరమాత్మయగు బ్రహ్మదేవుని నుండి సవివరంగా విందాము. ఎందుకంటే వేద ఉపనిషత్మౌనులు తత్వము ఎరిగిన మీకు సవిశేషంగా చెప్పగలిగినది పితృదేవులగు బ్రహ్మభగవానుడే, నేను కాదు. అక్కడ మునులు మొదలైనవారంతా అలాగే. మనము పితామహుల వద్ద విందాము అని తలచారు. సత్రయాగము పూర్తి అయిన తరువాత నారద మహర్షి, శౌనకుడు మొదలైన వారంతా సత్యలోకములో ప్రవేశించారు. సృష్టికర్త అగు బ్రహ్మదేవుని దర్శించారు. విధివిధానంగా ఆ బ్రహ్మనిష్టాపరులంతా పరమేష్ఠి అగు బ్రహ్మదేవులవారికి హృదయపూర్వక నమస్కారములు సమర్పించారు. జగత్కర్తయగు పితామహులవారి అనుజ్ఞతో అందరూ ఉపవిష్ఠులైనారు. శ్రీనారద మహర్షి, హే జగద్గురు, పితృదేవ, మీరు సర్వజ్ఞులు, సర్వవిద్యా రహస్యములు ఎరిగినవారు, సృష్టి సంకల్ప సిద్ధులు. త్వం అతో మదిష్టం రహస్యం ఏకం వక్తవ్యం, త్వత్వినా మత్ అభిమత రహస్యం వక్తుం కః సమర్థః. హే పితామహ, ఒకనొక తాత్విక రహస్యం గురించి మీ వద్ద వినాలని మేమంతా అభిలాషపడుచున్నాము. మేము వినాలనుకునే ఆ రహస్యార్థం మీరు తప్పితే మాకు తెలియజేయగల సమర్థులు మీకన్నా ఎవరుంటారు? ఉండరు. ఆ తాత్విక రహస్యం గురించి మా ప్రశ్న ఏమంటే, పరివ్రాజ్య పరివ్రాజకుని స్వరూప స్వభావ ప్రవేశక ధర్మ విధుల గురించి దయచేసి మాకు బోధించండి. ఈ విధంగా ప్రార్థించబడి ఆ విధాత ఒక్కసారి సభలోని వారినందరినీ చిరునవ్వు చిందుస్తూ ప్రేమాస్పదంగా పరికించి చూచారు. ముహూర్తకాలము 12 క్షణముల కాలము సమాధి నిష్ఠను ధారణ చేశారు. వీరంతా ఏ ఉద్దేశ్యముతో ఈ వివరణను నన్ను అడుగుచున్నారు అని ప్రశ్నించుకున్నారు. ఓహో, ఈ నారదుడు సంసార ఆర్తి యొక్క నివృత్తి కొరకై టు గెట్ రిడ్ ఆఫ్ బోండేజ్ ఫౌండ్ విత్ చేంజింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద వర్డ్ సినారియో అన్వేషిస్తూ అడుగుచున్నారు కదా. మంచిది అని దివ్యదృష్టితో అక్కడివారి హృదయములలోని మహదాశయమును గమనించారు. అప్పుడు నారదుని వైపు చూచి పితామహుడు ఇట్లా పలుకసాగారు. శ్రీ ప్రజాపతి పితామహుడు బ్రహ్మదేవ భగవానుడు, కుమార నారదా, ఒకప్పుడు ఈ బ్రహ్మండమంతా తన పురుషకారముగా కలిగి ఉండి ఇదంతా తన దేహమే అయి ఉన్న విరాట్ పురుషుడు నిరతిశయమగు ఆత్మానందము ఆస్వాదిస్తూ పురుష సూక్తోపనిషత్ రహస్యార్థము ప్రకారముగా ఒక తత్వరహస్యము నాకు బోధించబడింది. అవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. నీవు అడిగిన వివరణకు సమాధానంగా నిన్ను నిమిత్తంగా చేసుకుని సమస్త జనులకు చెప్పబోచున్నాను. మనము చెప్పుకోబోతున్న ఈ తత్వార్థ పూర్వకమైన క్రమము, ద సీక్వెన్సియల్ ఐడియాస్ వి ఆర్ టోకింగ్ అబౌట్, అతి రహస్యమైనది, దృఢమైనది, గట్టిది, అత్యధికమైనది. కాబట్టి అవహితుడవై అత్యంత శ్రద్ధావంతుడవై వినదవుగాక. నారదా, విను. 1. అపనయనము, 12 సంవత్సరాల విద్యాభ్యాసము, అనుపనీతుడు, అపనయన సంస్కారము వడుగు కాని వటువు అనగా బాలుడు శాస్త్రవిధిని అనుసరించి ఉపనయన దీక్ష స్వీకరించునుగాక. తాను జన్మించిన కులాచారములను అనుసరించి తల్లిదండ్రులకు విధేయుడై ఆ తరువాత తన తండ్రి వద్ద కాకుండా పితృ సమీపాత్ అన్యత్ర తత్వశాస్త్ర అధ్యయనము చేయునుగాక. సత్సంప్రదాయము ఎరిగియున్నవారు శ్రద్ధావంతులు, సత్కులభూషణులు, వేదహృదయము ఎరిగిన శ్రోత్రియులు, శాస్త్రవిధులను ప్రేమించువారు, కుటలత్వము లేని నిర్మల హృదయులు అగు సద్గురువును, సద్గురువరేణ్యులను సమీపించాలి. వారికి నమస్కరించి బ్రహ్మ విద్య కొరకే అర్థించాలి. వారికి శుశ్రూష పూర్వకంగా శిష్యభావన, సేవాభావనలతో నమస్కరించాలి. గురుదేవా, నేను ఆత్మవిద్య లేక బ్రహ్మ విద్య కొరకే శరణు వేడుచున్నాను అని విజ్ఞాపనను సమర్పించాలి. 12 సంవత్సరములు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసమంతా పూర్తి చేసుకోవాలి. 2, వివాహం, గురుకులవాసం, 25 సంవత్సరాలు శుశ్రూష పూర్వకంగా గురుసేవ చేస్తూ స్వాభ్రమతమైన వేద అధ్యయనము, తదితర సర్వసామాన్య విద్యాభ్యాసములను 12 సంవత్సరాల కాలంలో పూర్తి చేసుకుని ఆ తరువాత బ్రహ్మచర్యము అవలంబించాలి. గురు అనుజ్ఞను పొంది తన కుల పెద్దల అభ్రమతానుసారంగా వివాహం చేసుకుని 25 సంవత్సరాల కాలము గురుకులవాసము చేయాలి. 3, గృహస్థోచిత కర్మల ఆశ్రయము 25 సంవత్సరాలు. ఆ విధంగా 25 సంవత్సరాలు గురుకులవాసం పూర్తి చేసుకుని గురు అనుజ్ఞను పొంది గృహస్థుడు సంఘ లోక కళ్యాణార్థం నిర్వర్తించవలసిన కర్మల కొరకే గృహస్థాశ్రమము నిర్వర్తించునుగాక. దౌబ్రాహ్మణ్యా ద్విజళి 1, శాస్త్రసేవ 2, సంఘసేవ రీవృత్తిని స్వీకరించాలి. వంశవృద్ధి కొరకే కామమును ఆశ్రయించి సంతానము పొందాలి. గార్హస్థ్యోచితమైన గృహస్థాశ్రమమునకు ఉచితమైన ధర్మములను 25 సంవత్సరములు నిర్వర్తించాలి. సంతానమును తీర్చిదిద్దాలి. సంఘసేవ, వస్తు ఉత్పత్తి మొదలైన ధర్మములు ఆచరించాలి. 4, వానప్రస్థం, గృహస్థాశ్రమ ధర్మములు 25 సంవత్సరాలు నిర్వర్తించిన తరువాత 4వ కాలముగా వానప్రస్థము స్వీకరించునుగాక. ఈ చతుర్థ కాలములో 1, ఏకవారం ఆహాము, ఒంటిపూట భోజనము, 2, ఏకాకిగా అరణ్యము మొదలైన ఏకాంత ప్రదేశములలో సంచారములు చేయటము నిర్వర్తించునుగాక. పట్టణము, గ్రామముల జనసమ్మర్ధ ప్రదేశములను విడిచి ఉండునుగాక. జనావళికి దూరంగా ఉండే పర్ణశాలను నిర్మించుకుని వనస్థ, వానప్రస్థ ఆశ్రమము సేవించాలి. ఇంద్రియములకు తారసపడే, కనిపించే, వినబడే సమస్త విషయముల పట్ల తృష్ణను జయించివేయాలి. క్రమంగా 4, శ్రవణ తుమ్మనన నిధిధ్యాస సమాధి లను అభ్యసించి ఏతత్ సంస్కార సంపన్నుడు అవ్వాలి. సమస్త జగత్ విషయముల పట్ల విరక్తితో కూడిన చిత్తశుద్ధిని సంపాదించుకొనాలి. హృదయములో జన్మజన్మలుగా గూడుకట్టుకుని ఉంటున్న ఆశ, అసూయ, ఈష్య అహంకారములను దగ్ధము, ఆత్మజ్ఞానాగ్నిచే భస్మము చేసివేయునుగాక. సాధన చతుష్టయమును, శమము, విచారణ, సంతోషము, సాధుజన సంగము లను ఆశ్రయించి సన్యస్తుడు అవటానికి అర్హత సంపాదించుకొనునుగాక. ఇత్యుపనిషత్ ద్వితీయోపదేశం. 3వ ఉపదేశము సన్యాసమునకు అధికారి. శ్రీనారద మహర్షి జోహే పితామహ భగవాన్, దేనిచేత ఒకనికి సన్యాస ఆశ్రమాధికారం లభిస్తోంది? పితామహుడు మొదట సన్యాసాధికారమును నిరూపించి ఆ తరువాత సన్యాస విధుల గురించి డూస్ అండ్ డోన్స్ చెప్పుకుందాము. ఓ నారద, ఏకాగ్రతగా విను. ఎవరు సన్యాసము స్వీకరించటానికి అనర్హులు? నపుంసకుడు, షండుడు, వికలుడు, అంగలోపములు కలవాడు, అంధుడు, గ్రుడ్డివాడు, బాలకుడు, శాస్త్రజ్ఞానము, విధి విధానములు ఏమాత్రము ఎరుగనివాడు, సన్యాసాశ్రమ ధర్మముల గురించి తెలుసుకొననివాడు, పాపదృష్టి, పరులకు ద్రోహము చేయు దోషపూరితమైన ఆశయములు స్వభావము కలవాడు, పతితుడు, తన యొక్క బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమముల నుండి పతనము చెందినవాడు, పరద్వారి, తన ఆహారము, జీవనముల కొరకై ఇతరులను ఆశ్రయించి ఆధారపడు స్వభావము కలవాడు, వైఖ్యాసుడు, వానప్రస్థులలో ఒక తెగవాడు, విష్ణు, దేవాలయములలో అర్చక ధర్మము నిర్వర్తించువాడు, శివార్చకుడు, శివాలయములో అర్చన వృత్తి ధర్మము నిర్వహించువాడు, హరిద్విజుడు, చక్రి, శరీరముపై శ్రీచక్రము, శంఖము చిత్రించుకున్నవాడు, చక్రాంకితుడు, పాషండు, వేదముల పట్ల వేద పాఠ్యాంశముల పట్ల తిరస్కార బుద్ధి కలిగి ఉన్నవాడు లింగీ వట్టి వేషము వేసి జీవనాధారము కలిగి బ్రతుకువాడు సిపివిష్టుడు జుట్టు మొత్తము ఊడి బుగ్రజుట్టు అనగా బట్టతల శేషించినవాడు అగ్ని కార్యముల పట్ల గౌరవము లేనివాడు అనగ్నికుడు రెండు మూడు సార్లు సన్యసించి వదిలినవాడు ద్వి త్రివారణ సన్యస్తః భృతకుడు జీవనోపాధి కొరకు ధనము సంపాదించటానికి సన్యసించు అభిప్రాయము కలవాడు. పైన చెప్పబడినవారు సన్యాసము స్వీకరించటానికి అర్హులు కారు. వీరంతా ఆతుర సన్యాసము స్వీకరించినప్పటికీ క్రమ సన్యాసాశ్రమము తీసుకోతగరు. ఆతుర సన్యాస స్వీకారము శ్రీ నారద మహర్షి ఆతుర ఆత్రము తొందరపడు సన్యాసమునకు ఏది సరి అయిన కాలము ఏ విధానముచే ఆతుర సన్యాసము ఆర్యసమ్మతము శ్రీ పితామహులవారు ఆతుర సన్యాసికూడా సన్యాసాశ్రమ ఫలము పొందుటకు అర్హుడే. ప్రాణస్య ఉత్క్రమణ ఆసన్న కాలస్తు ఆతుర అసంజ్ఞికః ఒకరకు ప్రాణములు పోవు సమయము సమీపిస్తున్న సమయమునందు స్వీకరించు సన్యాసమును ఆతుర సన్యాసము అని పిలుస్తారు. ప్రాణములు పోవు సమయము కానప్పుడు ఆతుర సన్యాసము ముక్తి మార్గము ప్రసాదించదు. ప్రాణ ఉత్క్రమణ సమయ సందర్భములలో ఆతుర సన్యాసము స్వీకరించువాడు కూడా మంత్రపురస్కరంగా అట్టి సందర్భము గురించిన శాస్త్రీయ మంత్రములతో నిర్వర్తించాలి. మం శ్లో మంత్ర ఆవృత్తించ కృత్యేవ సన్యసేత్ విధివత్ బుధః ఆతురేపి క్రమేచాపి ప్రైషభేదో న కుత్రచిత్. ఆతుర సన్యాసమైన లేక క్రమ సన్యాసమైన కూడా కర్మరహితమైన మంత్రము ఉండదు. కర్మ మంత్రము రెండు సన్యాస విధికి ఆవశ్యకం. కర్మ కూడా మంత్రమును ఆపేక్షిస్తుంది. కర్మ ఎంత గొప్పగా చేస్తున్నప్పటికీ మంత్రమును విడిచి ఉండరాదు, మంత్రమును వదలరాదు. మంత్రం వినా కర్మ కుర్యాత్ భస్మని అహుతివత్ భవేత్ మంత్రము లేకుండా కర్మ నిర్వర్తించటమనేది బూడిదలో వదలిన హోమద్రవ్యము వంటిది. ఆతుర సన్యాసము కొరకే విధియుక్త విధ్యుక్త కర్మ కొంత సంక్షిప్తంగా శాస్త్రములచే విధించబడుతోంది. అందుచేత మునీంద్ర నారద ఆతుర సన్యాసము కూడా మంత్రావృత్తి చేతనే విధింపబడుతోంది. సుమా అహితాగ్ని నిష్ఠుడు ప్రతిరోజు అగ్నికార్యము నిర్వర్తించువాడు లేక నిత్యాగ్నిహోత్రావధానుడు గృహస్థాశ్రమము పట్ల విరక్తి పొంది వేరే ఏదో దేశమునకు సుదూర ప్రాంతమునకు వెళ్లి ఉండటం జరిగితే కూడా నివృత్తి సర్వసమర్పణ పూర్వకంగా ప్రాజాపత్యేష్టి నిర్వర్తించి సన్యసించునుగాక. మనస్సుతోగాని లేదా విధియుక్తియుక్తంగాగాని అనగా మంత్రవిధానార్థయుక్తంగాగాని లేదా జలములోగాని లేదా శృతులలో వేదములలో చెప్పిన విధమైన కర్మానుష్ఠాన మార్గంగాగాని విద్వాంసుడు అయినవాడు సన్యసించునుగాక. లేనిచో అట్టివాడు పతితుడు. వన్ హూ మీట్స్ డౌన్ఫోల్ అగు అవకాశము అధికము. సన్యసించటానికి సమయాసమయములు స్లో యదా మనసి సంజాతం వైతృష్ణ్యం సర్వ వస్తుషు తదా సన్యాసం ఇచ్చంతి పతితస్యత్ విపర్యయే. ఎప్పుడు మనస్సు సమస్త దృశ్య వస్తువుల పట్ల కావాలి పొందాలి ఉండాలి అను రూపమగు తృష్ణ హంగర్ మొదలంట్లా తొలగుతుందో అప్పుడే సన్యసించటానికి ఇచ్చగించాలి ఇష్టపడాలి సిద్ధమవ్వాలి. అట్లా కాకుండా తృష్ణ ఇంకా ఉండి ఉండగా ఎవడు సన్యసిస్తాడో అట్టివాడు పతితుడు కాగలడు. ధీమంతుడైన ధైర్యవంతుడైన విరక్తుడు మాత్రమే సన్యసించునుగాక. అనురక్తి గలవాడు గృహస్థాశ్రమములో ఉండి తన సాధనలు కొనసాగించడమే ఉచితము. ఎవడు ఆయా వస్తువుల పట్ల విషముల పట్ల సంబంధితుల పట్ల సరాగుడై ఉంటాడో రాగము సేన్స్ ఆఫ్ అటాచ్మెంట్ కలిగియే కొనసాగిస్తూ ఉంటాడో అట్టివాడు సన్యసిస్తే ప్రవ్రజుడు అయితే అతడు ద్విజాధముడై ఘోరమైన నరకమునకు పాత్రుడు కాగలడు. ఎవ్వనికి జిహ్వ నాలుక ఉపస్థ శృంగార ఇంద్రియము ఉదరము కరములు రుచి కామము ఆకలి వ్యవహారములు తన వశములో ఉంటాయో వాటికి తాను వశుడు స్లెవ్ కాడో ఎవడు బ్రహ్మమును సిద్ధించుకోవటమనే మహదాశయము కలిగి ఉంటాడో బ్రహ్మచర్య వ్రతమునకు సంసిద్ధమై ఉంటాడో అట్టివాడే సన్యాసము స్వీకరించవచ్చును. తదితరులు స్వీకరించకపోవటమే ఉచితము. ఈ సంసారము సారరహితమైనది, నిస్సారమైనది అనుదృష్టిని పొంది మరి సారమైనది ఏది అనేది దృక్షువు చూడాలనే ఇచ్ఛ గలవాడు. అట్టివాడు సమస్త కర్మలను లోక సంబంధమైన లాభాలాభ వ్యవహారములను పరిత్యజించాలి. వైరాగ్యము ఆశ్రయించి మోక్షార్థి అవగానే ఇక సన్యసించునుగాక. కర్మ అజ్ఞాన లక్షణములు. ప్రవృత్తి లక్షణం కర్మ, జ్ఞానం సన్యాస లక్షణం. కర్మ అనేది ప్రవృత్తి, అవకాశం టు డూ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అనే లక్షణము కలిగి ఉన్నది. జ్ఞానము అనేది నివృత్తి, నోన్ అవకాశం టు వర్డ్స్ ద డూయింగ్ లక్షణముగా కలిగి ఉన్నది. అందుచేత బుద్ధిమంతుడైన వాడు ప్రవృత్తి లక్షణములను క్రమముగా ఉపసంహరించుకొని ఆత్మతత్వ జ్ఞానము కొరకై జ్ఞానమును పురస్కరించుకొని సన్యసించునుగాక. యదాతు విదితం తత్వం పరంబ్రహ్మ సనాతనం తదా ఏకదండం సంగృహ్య స ఉపవితం శిఖాం త్యజేత్. ఎప్పుడైతే ముముక్షువు మోక్షగామి జన్మ కర్మలకు మునుముందే ప్రకాశమానమయ్యున్న సనాతన పరబ్రహ్మమును సుస్పష్టముగాను నిర్దిష్టముగాను తెలుసుకుంటాడో, ఇక ఆపై అతడు బ్రహ్మమునకు జగద్ధారణకు సన్న అయినట్టి ఉపవితము నూలుపోగు యజ్ఞోపవితమును శిఖను బ్రహ్మరంధ్ర సహస్రార ద్వారములకు గుర్తు అగుపెలకను విడిచివేసి సన్యసించునుగాక. భిక్షుకాశ్రమము కైవల్యాశ్రమము. శ్రీనారదుడు కేవలమగు ఆత్మను ఆశ్రయించి ఉండటము అనే కైవల్యాశ్రమ రూపమగు భిక్షుకాశ్రమమునకు ఎవడు అర్హుడు? పితామహులవారు నారద, ఒకడు ఎప్పుడు భిక్షుకుడు అనబడతాడో చెప్పుచున్నాను విను. తదా భవతి భైక్షుకం. పరమాత్మని యోరక్తో నిరక్తో అపరమాత్మని. పరమాత్మకు అనురక్తుడై అనాత్మవస్తువుల పట్ల మార్పు చెందు దృశ్య వస్తు విషయ అభౌతిక దేహముల పట్ల ఎవడైతే విరక్తుడు అయి ఉంటాడో సర్వ ఈషణ వినిర్ముక్త. ధనేషణ పుత్రేషణ భార్యేషణ మొదలైన సమస్త ఈషణముల కోరికల నుండి వినిర్ముక్తుడై మెంటలీ వేల్ రిలీవ్డ్ అయి ఉంటాడో. పూజితో వందితశ్చైవ సుప్రసన్నో యథా భవేత్ తథా చేత్ తాడ్యమానస్తు. ఎవరైనా తనను పూజించినప్పుడు తనకు నమస్కరించినప్పుడు ఏ విధంగా సుప్రసన్నుడై సంతోషము కలిగి ఉంటాడో అదే రీతిగా ఎవరైనా తనను కొట్టడమో బాధించటమో జరిగినప్పుడు కూడా అంతగానూ సుప్రసన్నుడై ఉంటాడో. అహమేవ అక్షరం బ్రహ్మ వాసుదేవాఖ్యం అద్వయం ఇతి భావోధ్రువో యస్య. వాసుదేవమో అని చెప్పబడినది తనకు ద్వితీయమనున్నదే ఏమాత్రము ఎక్కడా. నవల రచయితకు తను నవలలోని సంగతుల వలె ఏమాత్రము లేదో అట్టి అక్షర పరబ్రహ్మము నేనే అయి ఉన్నాను అనునది ఎవ్వని యొక్క దృఢభావము చ్యుతి డిస్ట్రాక్షన్ లేని భావన అయి ఉన్నదో. యస్మిన్ శాంత్యః సమః శౌచం సత్యం సంతోష ఆర్జవం ఆకించిత్ అమదంభశ్చ స కైవల్యాశ్రమే వసేత్. యవని పట్ల పరమశాంతి అంతరింద్రియాలు మనోబుద్ధి చిత్త అహంకారాలు సశాంతించిన స్థితి శుచి అయిన ఆత్మభావన పరమసత్యము యొక్క సమాశ్రయము సంతోషము తృప్తి ఆర్జవము త్రికరణశుద్ధి మనసావాచాకర్మణ ఆత్మైక్యభావన దంభరాహిత్యము స్వాభావికమై అతని బుద్ధి కేవలమగు ఆత్మని ఆశ్రయించి కైవల్యాశ్రమమున స్థితి పొంది ఉన్నదో ఆర్జవము వంకర అటింకర అభిప్రాయాలు భావాలు లేకుండటము. యదా న కురతే భావం సర్వభూతేషు పాపకం. ఎవరైతే సమస్త జీవులలో ఆత్మనే దర్శిస్తూ పాపి అనే భావన ఎవరిపట్ల కూడా కలిగి ఉండరో మనసా వాచా తదా భవతి భైక్షుకం. ఎవడైతే పై వర్ణనముల విధంగా కర్మణ మనసావాచా ప్రవర్తన భావన ఎరుక కలిగి ఉంటాడో అప్పుడు అట్టివాడు భిక్షుకుడు అగుచున్నాడు. ఏ ద్విజుడైతే లౌకిక జీవనమును అధిగమించి ఆధ్యాత్మిక జీవనమును ఆశ్రయించి ఉత్తమాసేముగా కలిగి ఉంటాడో సమాహితుడే సర్వత్రా సమభావము కలిగి ఉంటాడో వేదాంత శాస్త్రమును విధి విధానంగా వింటూ దశలక్షణ ధర్మములను అనుష్ఠిస్తాడో అతడు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా నిత్య సన్యాసియే. ఋణచతుష్టయము అయినట్టి దేవ ఋషి మానవ పితృమాతృ ఋణములన్నీ తీర్చుకొని అనుఋణుడు సన్యాసమునకు అర్హుడు. శ్రీనారద మహర్షి పితృదేవ అనుష్ఠించవలసిన దశలక్షణకం ధర్మము గురించి వివరించి చెప్పండి. బ్రహ్మ భగవానుడు సమస్త జనులు బంధవిముక్తి కొరకే దశలక్షణక ధర్మము గురించి వినండి. ఇది అన్ని ఆశ్రమవాసులకు అనుసరణీయము. ఒకటి, ధృతి పట్టుదలతో కూడిన స్థిరత్వము కలిగియుండటం, చాంచల్యము లేకపోవటము, ఆత్మజ్ఞాన పాఠ్యాంశములను గట్టిగా పట్టుకోవటము. రెండు, క్షమా ఓర్పు సహనము మన్నించటము క్షమించు గుణము. మూడు, దమము ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియములను మహదాశయము కొరకే నియమించటము, ఇంద్రియములను ఉపకరణముల వలె తన అదుపులో ఉంచుకోగలగటము. నాలుగు, అస్తేయము తనది కానిది నాది అనుగుణము జయించి ఉండటము, దొంగిలించు స్వభావము లేకుండటము. ఐదు, శౌచము శుచి అయిన నిర్మలమైన భావములు అభిప్రాయములు ఆశ్రయించి ఉండటము, ఇతరులలో శుభగుణములు ఆత్మతత్వము దర్శించు అభ్యాసము. ఆరు, ఇంద్రియ నిగ్రహము ఇంద్రియ విషయములచే ఆకర్షించబడక వాటిని నిగ్రహించి మనోబుద్ధి బలములు కలిగి ఉండటము. ఏడు, ధీహ ఉపాసనాపూర్వకము నిర్మలము సునిశితము విస్తారము ప్రశాంతము అయిన బుద్ధిని ప్రవృద్ధము చేసుకోవటము. బుద్ధి ద ఫీచర్ ఆఫ్ లాజిక్ ఇంటెలిజెన్స్ అండ్ ద ఎబిలిటీ ఆఫ్ డిఫరెన్సియేషన్. ఎనిమిది, విద్య ఆత్మతత్వము గురించిన శాస్త్రీయ విద్య మనస్సు బుద్ధి చిత్తము మొదలైన వేదాంత శాస్త్ర శబ్దముల ఉత్తమార్థమును అధ్యయనము చేయటము. విద్యా విహీన పశుహ. తొమ్మిది, సత్యం ఏది పరమ సత్యమో అద్దానిని ఆశ్రయించటము, సందర్భ సత్యములను అధిగమించి సహజ సత్యమగు ఆత్మస్వరూపమును యం సత్ ఆబ్సొల్యూట్ బీయింగ్ను ఆశ్రయించటము. పది, అక్రోధము వ్యవహార రీత్యా అనవసరమగు కోపమును సశాంతింపజేసుకుంటూ కోపావేశమును జయించటము, కోపమును వెనువెంటనే ప్రేమ శాంతములందు లయింపజేయు అభ్యాసము. ఇవి సన్యాసధర్మ దశ లక్షణములు. ఇవి ముముక్షువు సర్వదా అభ్యసించునుగాక. కైవల్యాశ్రమము కేవలీ స్వరూపాశ్రయము మోక్షరూపమగు కైవల్యమును ఈ జీవుడు సిద్ధించుకొనునుగాక. అట్టి కైవల్యాశ్రమమే సంసార దుఃఖములన్నిటికీ ఏకైక ఉపాయము. అట్టి కైవల్యస్థితి లేక స్థానము ఈ జీవునికి సిద్ధించేది ఎట్లా? న స్మరేత్ భోగాన్ న తథా అనగతానపి. ఎవడైతే ఇంద్రియభోగముల గురించి స్మరించక అవన్నీ వచ్చినా వచ్చిపోయినా లభించుకున్నా కూడా వాటి గురించి మననమే చేయడో పట్టించుకోడో ప్రాప్తాంశ్చ నాభినందేత్. ప్రాప్తించిన భోగముల గురించి ఆనందముతో తబ్బిబ్బుకాడో వాటి రాక పోకల స్వభావము ఎరిగి వాటిపట్ల అతీతము బియోండ్నిస్ వహించి ఉంటాడో. అంతస్థాని ఇంద్రియాణి అంతః బహిష్ఠాన్ విషయాన్ బహ్యః యోగం సత్కర్మ అభ్యాస బలంచేత అంతరింద్రియములైనట్టి మనోబుద్ధి చిత్తాహంకారములను అంతరమున బాహ్యేంద్రియములైనట్టి చెవులు చర్మము కళ్ళు నోరు ముక్కు శబ్ద స్పర్శ రూపరస గంధములను బాహ్యముననే బయటనే విభాగించి విడివిడిగా ఉంచుతాడో వాటిని ఎక్కడికక్కడ నిరోధించగలుగుతాడో. ప్రాణేగతే యథా దేహ సుఖం దుహఖం న విందతి తథాచేత్ ప్రాణయుక్తోపి. ఏ విధంగా అయితే ప్రాణములు తొలగిన తరువాత ఆ శవము ఎట్టి సుఖ దుహఖములు పొందదో అదేవిధంగా ప్రాణములు ఉన్నప్పుడు కూడా సుఖ దుహఖములు పొందడో అట్టివాడు కైవల్య ఆశ్రమమునందు శాశ్వత నివాసము పొందుచున్నాడు, మోక్ష మార్గములో పయనించువాడుగుచున్నాడు. కైవల్యము సమస్త బాహ్య జగత్తుకు స్థానమే అయి ఉన్నట్టి కేవలమగు స్వస్వరూపమునందు ఆత్మానందముతో కూడిన విశ్రాంతి, యతి సన్యాసవస్త్రధారణ ఏకాకిగా సంచారము. సన్యాసాశ్రమము స్వీకరించినవాడు యతి అయి రెండు కోపినములను రెండు గోచీ గుడ్డలను ఒక కంబళిని ఒక దండమును మాత్రమే కలిగి ఉండునుగాక. యతి పరమహంస అయినవాడు అంతకుమించి ఏదీ కలిగి ఉండరు ఉండరాదు. సన్యాసి పరివ్రాజకుడై అంతకుమించిన వస్తుజాలమును సొంతము చేసుకుని ఉండరాదు. వస్తుజాలము సంపద మొదలైనవి సంపాదించి ప్రోగుచేసుకును ఆసక్తి కలిగి ఉండు సన్యాసి రౌరవము మొదలైన నరకస్థానములను జంతుజన్మలను పొందువాడు అవగలడు. చిరిగిపోయిన వస్త్రములను ఉపయోగించి వాటిని ముక్కలుగా చేసి బొంతగా తయారు చేసుకుని ఉండునుగాక. అట్టి గుడ్డముక్కలకు కాషాయరంగు అద్ది ఏకవస్త్రముగా ధరించునుగాక. ఏకవస్త్రము ధరించిగాని వస్త్రము ధరించక దిగంబరుడుగా గాని ఏకాగ్రమైన దృష్టి కలవాడే నిశ్చలమగు అభేద దృష్టి కలవాడే. ఆశలన్నీ జయించినవాడే. సన్యాసి ఏకాకిగా అనేక చోట్ల సంచారములు చేస్తూ ఉండాలి. వర్షాకాలములో మాత్రమే చాతుర్మాస దీక్ష కలవాడే 4 నెలల కాలము ఒకేచోట నివాసము కలిగి ఉండాలి. యతి లేక పరివ్రాజక రహస్య ఏకాంత సంచారము మోక్ష సిద్ధి. పరివ్రాజకుడు లేక యతి సమస్త సంసార బంధములను అధిగమించి మోక్షమే మహదాశయముగా కలిగి ఉంటాడు. త్యాగేనతు కైవల్యం అను వాక్యార్థమును ఆశ్రయించువడుగుచున్నాడు. కుటుంబము, సంతానము, భార్య, బంధువులు, స్నేహితులు మొదలైన లోక సంబంధములను, లోక ప్రయోజనములను ఉద్దేశించే విధి విధానములను, నిషేధములను, అనేక శాస్త్రీయ పరిజ్ఞానములను చెప్పుచున్న వేదాంగములను, యజ్ఞయగ, ఇష్టి, వ్రత విధానములను, వాటివాటి ఇహపర ప్రయోజనములను, యజ్ఞోపవీతము, శిఖ మొదలైన బాహ్య నియమ నిష్ఠా విశేషములను ఇవన్నీ వదిలి ఉంటాడు. ఏకాంతమును ఆశ్రయించి రహస్యముగా, హావింగ్ సెపరేటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రోమ్ ద రిలేటెడ్నెస్ టు ద వర్ల్డ్లీ ఈవెంట్స్, కాంటెక్స్ట్స్ అండ్ ఇంటర్పర్సనల్ బిలోంగింగ్స్ సంచారము కలిగినవారే ఉంటారు. దృశ్యముతో అనేక జన్మలుగా మమకార అహంకార పూర్వకంగా ఏర్పరచుకుంటూ వస్తున్న అవినాభావ సంబంధము, ఇంటర్పర్సనల్ ఇంటర్మటెరియల్ రిలేషన్షిప్ వలన ఏర్పడుచున్న దోషములను గుర్తించి వాటిని జయించటానికే మముక్షు యతి పరివ్రాజక మార్గము ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి కామః క్రోధః తథా దర్పో లోభ మోహ ఆదేశ్చ ఏతాంస్తు దోషాన్ పరిత్యజ్య పరివ్రాట్ నిర్మమో భవేత్. ఏదో ఇంకా కావాలి అనే కామము, కోప సందర్భములను సంస్కారములుగా మనస్సునందు పేర్చుకున్నప్పటికీ రూపమగు క్రోధము, నేను ఈ ప్రపంచంలో కనిపించే కొందరు జీవుల కంటే గొప్పతనము కలవాడిని, ప్రత్యేకమైన వాడిని అను రూపముగా ఏర్పడుచూ ఉండే దర్పము, వ్యక్తిగత కుటుంబగత స్వార్థరూపముగు లోభము, సత్యముపై కల్పితమును ఆపాదించే మనోపరిమిత మనోసంఘర్షణ రూపముగు మోహము మొదలైన దోషములను జయించటానికే యతి లేక సన్యాస లేక పరివ్రాట్ మార్గమును ముముక్షువు ఆశ్రయిస్తున్నాడు. రాగద్వేషములనే దోషముల నుండి బుద్ధిని శుభ్రపరచుకుంటూ మట్టి, రాయి, బంగారములను సమదృష్టితో చూడగలగు చిత్తమును సంపాదించుకుంటూ సమస్త సహజీవులను ప్రేమదృష్టితో చూచుచూ హింసించు స్వభావమును విడిచిపెట్టుచూ జగత్తు విషయముల పట్ల మౌనము అభ్యసిస్తూ ముని అగుచున్నాడు. సమస్త జగత్ విశేషముల పట్ల నిస్పృహుడు, అన్కోన్సర్న్డ్ అగుచు దంభము, సేన్స్ ఆఫ్ ప్రెజింగ్ వన్స్ ఓన్ సేఫ్ ఇన్ రిలేషన్ టు అదర్జ్ అహంకారము, నేను ఉన్నాది అనే ఆవేశముల నుండి క్రమంగా విముక్తుడు, రిలీవ్డ్ అగుచున్నాడు. హింస, పైసనము, వౌలెన్స్ అండ్ సాడిజం లను మొదలెంట్లా తొలగించి వేసుకుంటున్నాడు. క్రమంగా అట్టి ముముక్షువు మోక్ష సాధకుడు ముని అయి యతి మార్గమును ఆశ్రయించి నేను నిత్యము, సత్యము, మధురము, అఖండము అగు ఆత్మస్వరూపుడను అను ఆత్మజ్ఞాన గుణోపేతుడై ఆయతి మోక్షమును సిద్ధించుకొంటున్నాడు. ఇంద్రియ దోషములు, పంచేంద్రియముల సామర్థ్యము దృష్ట్యా సృష్టిలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఈ జీవుడు సమస్త దోహకములు తొలగించుకోవటానికే ఎంతో శ్రమలను అనుభవించి చివరికి ఉపకరణములుగా జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను సముపార్జించుకుంటున్నాడు. తదితర జంతువులకు మాట్లాడే మొదలైన సామర్థ్యము ఉండుటలేదు. అయితే ఇంద్రియములను ఉపకరణములుగా ఉపయోగిస్తూ ఈ జగత్తులో జీవిస్తూ ఉండగా వాటివలన ఆత్మానందము సిద్ధించుకోవటానికి బదులుగా కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము మొదలైన అనేక దోహకములకు కారణము కాగల మనోదోషములను తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఇంద్రియాణం ప్రసంగేన దోషమృచ్ఛతి అసంశయం. ఇంద్రియ విషయములను అధికంగా మాట్లాడుకుంటూ ప్రసంగించుకుంటూ ఉండగా వాటివలన కొన్ని దోషములు వచ్చి పడతాయి, ఇందులో సందేహం లేదు. అయితే సన్నియమ్యతు తానేవ తతః సిద్ధిం నిగచ్చతి. ఆయా దోషములను కలుగజేయగల అవే ఇంద్రియములు సరి అయిన మార్గములో నియమించబడ్డాయో అవి ఈ జీవునికి సిద్ధిని ప్రసాదించగలవు కూడా. మహాభారతంలో యయాతి చెప్పినట్లు శ్లో నజాతు కామః కామానాం ఉపభోగేన సామ్యతి హవిషా కృష్ణవత్మైవ భూయ ఏవ అభివర్ధతే. ఒకాయన యజ్ఞము పూర్తి అయిన తరువాత యజ్ఞాగ్ని గుండములో భగభగ మండుచున్న అగ్నిని ఆర్పటానికి హవిష్యుగా నేని తెచ్చిపోశాడు. అప్పుడు అగ్ని ఆరుతుందా? ఆరకపోగా అగ్ని మరింత భగ్గుమంటుంది. అట్లాగే విషయములు అనుభవించటం కొనసాగిస్తున్న కొలది ఆ విషయముల కొరకే రూపుదిద్దుకున్న కామము, డిజాయర్ తగ్గకపోగా మరింతగా ప్రవృద్ధమూ అవుతూ ఉంటుంది. జితేంద్రియుడు ఎవడైతే ఇంద్రియములకు తాను వశము, కంట్రోల్డ్, ఏంటాన్గైడ్ కాకుండా తానే వాటిని తన వశము చేసుకుని ఉంటాడో అట్టివాడు జితేంద్రియుడు. అటువంటి జితేంద్రియుడు అనేక భేద చమత్కార విశేషములతో కూడిన దృశ్య విషయ పరంపరలు చూస్తున్నప్పుడు, ఆయా సంబంధ అనుబంధ బాంధవ్యముల విషయ విశేషములను వింటున్నప్పుడు, ఆయా వస్తుజాలమును స్పర్శిస్తూ ఉన్నప్పుడు, ఆయా పదార్థములను తింటూ ఉన్నప్పుడు, రుచికరమగు తిను బండారములను వాసన చూస్తున్నప్పుడు, న హృష్యతి న గ్లాయతి సంతోషము పొందడు, అరుచి అసహ్యము బాధ పొందడు. విజ్ఞుడై ఇంద్రియ విషయములను జయించినవాడై ఉంటాడు. యతి ఎల్లప్పుడూ తనేందు రహస్యముగా సమ్యక్ దృష్టిని, సర్వత్రా సమదృష్టిని సిద్ధించుకుంటాడు. వాక్కు మనస్సులను సర్వదా పరిశుద్ధము చేసుకుని ఉంటాడు. అప్పుడు వేదాంత శాస్త్రములో అపగతమై అంతర్లీన గానమయ్యున్న సమస్త ఆత్మానంద ఫలములను పొందగలడు. సన్మానము బంధము, అవమానము శ్రేయోదాయకము, ఎవరైనా సరే బ్రహ్మమును ఉపాసించు మార్గము ఎన్నుకొన్నవాడు బ్రాహ్మణుడు. అట్టి బ్రహ్మమార్గమును ఆశ్రయించుచున్నవాడు సన్మానాత్ బ్రాహ్మణో నిత్యం ఉద్విజేత విషాదతః. తాను ఇతరులచే సన్మానించబడుచున్నప్పుడు ఇది నాకు విషాదము పొందు సందర్భము అని భావించి ఉద్విజేతము, ఉద్విగ్నత, వెలుపు, చింత, భయము, దోహకము పొందినవాని వలె ఉంటాడు. అమృతస్య ఏవ ఆకాంక్షేత్ అవమానస్య సర్వదా. ఒకడు అమృతమును కోరుకొను విధంగా బ్రహ్మతత్వాభ్యాసి ఇతరుల నుండి అవమానమును అమృతప్రాయంగా భావిస్తాడు. తనకు అవమానమును, ఇతరులకు తన వలన సుఖము కలుగుటకు ఇష్టపడుతూ ఉంటాడు. సుఖం చరతి లోకేస్మిన్, అవమంతా వినశ్యతి. సుఖము గౌరవము లోకములో బంధమే అవుతుందని, అవమానములోక బంధములను నశింపజేస్తుందని ఎరిగి భావించి ఉంటాడు. పైగా కష్టములు అవమానములు వచ్చి పడుచున్నప్పుడు నాకు తితిక్ష, సహించటము అనే యోగము అష్టాంగ యోగములలో ఒకటి అలవరుచున్నదని సంతోషము పొందుతాడు. సుఖములు సన్మానములు తితక్ష యొక్క అభ్యాసమునకు వ్యతిరేకం అవుతాయని భావిస్తాడు. నచ ఇమం దేహం ఆశ్రిత్య వైరం కుర్వీత కేనచిత్. ఈ దృశ్య జగత్తులో సంచరిస్తున్నప్పుడు దేహభావము ఆశ్రయించి తద్వారా తదితరులతో వైరము కలిగి ఉండకూడదు. ఆత్మభావమును ఆశ్రయించి మధురమగు స్నేహభావమనే కలిగి ఉండాలి. క్రుధ్యంతం న ప్రతిక్రుధ్యేదా, కృష్ణః కుశలం వదేత్. కోపగించువారి పట్ల కోపము ప్రదర్శించకూడదు. కోపగించువాని పట్ల కుశలమే, క్షేమమే ప్రకటించాలి. క్షేమమే కోరుకోవాలి, కుశలమే అడగాలి. సప్త ఏడు ద్వారముల నుండి, పంచేంద్రియముల నుండి, మనోబుద్ధుల నుండి జనించే వ్యావహారిక సందర్భములలో అబద్ధము పలుకరాదు. శబ్దము ఏడు ద్వారముల నుండి జనిస్తుందని శాస్త్ర విశ్లేషణము. ఆధ్యాత్మ జ్ఞాన నిష్ఠుడై ఆత్మభావనయందు వసినుడై ఉండాలి. దేనిని ఆపేక్షించక ఆశించక ఆత్మజ్ఞాన భావనతో ఆత్మసుఖమునే ఆశ్రయిస్తూ ఇక్కడి దృశ్యమునందు సంచరించుచుండునుగాక. ఎవడైతే పంచేంద్రియములను నియమించి నిరోధించి రాగవిద్వేషములను, ఇష్టము అయిష్టములను క్షీణింపజేసుకుంటూ ఉంటాడో అట్టివాడు జన్మమృత్యు పరిధులను దాటి అమృతత్వము సిద్ధించుకోగలడు. ఈ భౌతిక శరీరము ఎటువంటిది? ఈ శరీరము బొమికలు, స్థూనము, వెన్నెముక స్తంభము, స్నాయువు, సన్నటి నరములు, లచేబద్ధమై పిచ్చుక గూడువలే అమరిక కలిగి ఉన్నట్టిది. మాంసము, సోనితము, రక్తము లచేలేపితమై అలకబడినదై ఉన్నది. చర్మముచే కప్పబడి ఉన్నది. మూత్రము, పురీషము, ఉచ్చ, పెంట మొదలైన దుర్వాసన పదార్థములతో కూడి ఉన్నట్టిది. ముసలితనము, ఆకలి బాధలు, శోకము, దుహకము ఇందులో సమావేశమై ఉన్నాయి. ఇందులో ఎన్నో రోగములు ప్రదర్శనమవటానికి సంసిద్ధమై ఉన్నాయి. రజస్వలము, రక్తస్రావము మొదలైన వాటితో కూడిన ఈ భూత శరీరము అనిత్యము, శాశ్వతమైన వస్తువే కాదు. ఇది వదిలి ఉండవలసినదేగాని పట్టుకుని కులకవలసినది కానే కాదు. ఇటువంటి రక్తము, మాంసము, విసర్జనములు, కండరములు, మజ్జ, ఎముకలలో నూనె, ఇవన్నీ కలిసియుండి ప్రదర్శనమగుచున్న ఈ శరీరమును చూచి ఎవడైనా ప్రీతి పొందుతూ ఉంటే అట్టివాడు పర్యవసానంగా అనేక నరకములు రుచి చూడవలసి వస్తుంది. ఎవడైతే ఈ దేహమే నేను అని నమ్మి ఉంటాడో అట్టి భావనలచే కాలసూత్రము, మహావిచిక, అసిపత్రము అనబడే నరకస్థానములకు రహదారిని ఆశ్రయించినవాడే అగుచున్నాడు. అందుచేత సర్వనశనము వైపుగా ఉపస్థితము లెస్డ్ అయినట్టి నేను భౌతిక దేహభావమును శుచిగా ఉన్న ఒక వ్యక్తి కుక్క మాంసము తింటున్నట్టివానికి దూరముగా ఉండు విధంగా సర్వప్రయత్నములతో విసర్జించి ఉండాలి. ద్వంద్వమును వదలాలి, బ్రహ్మమును పట్టుకోవాలి. ఓ నారద, బంధవిముక్తి పొందాలి అను ఉత్తమ ఆశయము గల జీవుడు సుకృతముల వలన కలిగే ప్రియము, దుష్కృతముల వలన కలిగే అప్రియము, ప్రియాప్రియముల రెండిటినీ ప్రక్కకు పెట్టి వదిలివేసి ధ్యానయోగమునకు ఉపక్రమించాలి. అట్టి ధ్యాన యోగ అభ్యాసముచే సనాతనము, దాట్ విచ్ ఇస్ దేర్ ఫ్రోమ్ ద బిగినింగ్ అండ్ ఇస్ బ్లోసమింగ్ బియోండ్ ఆల్ క్వాలిటీస్ అయినట్టి స్వస్వరూపమగు పరబ్రహ్మమును ఆశ్రయించాలి. భక్తి, జ్ఞాన, యోగ, సేవ, సమర్పణ, పూజ, ధ్యాన, తపో ఇత్యాది ఆయా ఏదో మార్గములుగా భౌతిక శరీరముతోనూ దృశ్యముతోనూ ఏర్పడే సంగము, అటాచ్మెంట్ ను నెమ్మది నెమ్మదిగా మానసికంగా త్యజించి వేయాలి. సమస్త ద్వంద్వముల నుండి విముక్తుడై ఈ జీవుడు బ్రహ్మమునందు ఆసీనుడు, అవితష్ఠుడు అగునుగాక. భిక్షు సన్యాస విశేష లక్షణములు. భిక్షువు ఆత్మసిద్ధి కొరకై ఏకాంతముగా ఓం రిగా ఎవ్వరి సహాయము లేకుండా చరించుచుండనుగాక. ఆ విధంగా ఒంటరిగా సంచరిస్తూ ఆత్మధ్యానము విడువక, హీనత్వము ఆశ్రయించక ఉంటాడు. చేతిలో కపాలము, భిక్షుక పాత్రతోనూ, వృక్షముల మూలలో, మొదట్లో, నివాసము, ఆకులే వస్త్రములుగాను కలిగి ఉంటాడు. ఎవ్వరి సహాయము కోరకపోవటము, సర్వత్రా సమదర్శనము, సర్వత్రా ప్రేమ మొదలైనవి ముక్తుని స్వాభావిక లక్షణములు. భిక్షుకయతి ఇంకా కూడా సర్వదా సమస్త సహజీవులకు హితము, క్షేమము కలుగజేయు నడవడిక కలిగి ఉంటాడు. ఎల్లప్పుడూ పరమశాంత స్వభావుడై ఉంటాడు. త్రిదండి, మనోదండము, వాక్దండము, కర్మదండము అనే మూడు దండములు ధరించినవాడై ఉంటాడు. మనో వాక్ కర్మలను తన చేతిలోని ఉపకరణములుగా కలిగి ఉంటాడు. అంతేగాని వాటికి తాను దాసుడే ఉండడు. కమండలువు, సన్యాసులు జలము కలిగి ఉండు పాత్ర మాత్రమే కలిగి ఉంటాడు. ఏకారాముడై, ఒంటరివాడై, సర్వదా ఏకమగు బ్రహ్మమునందు రమిస్తూ ఉన్నవాడై భిక్ష కొరకే గ్రామములో ప్రవేశిస్తూ ఉండునుగాక. ఏకో భిక్షుహ యథోహ ఉక్తస్వాత్ ద్వా ఏవ మిథునం స్మృతం త్రయో గ్రామః సమాఖ్యత ఊర్ధ్వంతు నగరాయతే. ఒక్కడు మాత్రమే ఏకాంతుడై ఒంటరిగా సంచారము కలిగి ఉంటే భిక్షాటనము అని పిలుస్తారు. ఎప్పుడూ ఏకో భిక్షువు అయి ఉండాలి భిక్షాటనము. ఒకవేళ ఇద్దరు భిక్షువులు కలిసి ఉంటే మిథునము జంట అవుతారు. ముగ్గురు భిక్షువులు కలిసి ఉంటే గ్రామ సమాఖ్యతము అంటారు. అంతకు మించి భిక్షువులు కలిగి ఉంటే నగర సమాఖ్యతము అవుతుంది. నగరముగా ముగ్గురు మించి గాని గ్రామము ముగ్గురు కలిసి గాని మిథునముగా జంటగా గాని ఉచితము కాదు. భిక్షువుకు ఏకోభిక్షుత్వమే, ఒంటరిగా భిక్షువై ఉండటమే ఉచితం. ఒక్కరికంటే ఎక్కువ భిక్షువులు కలిగి ఉంటే పరస్పర సంబంధము కారణంగా రాజవార్తలు, పరస్పర పూర్వాశ్రమ వార్తలు, లోక సంభాషణలు మొదలైనవి అధికమై భిక్షకునికి సంబంధించిన స్వధర్మముల నుండి జారిపోవు అవకాశములు అధికంగా ఉంటాయి. ఇద్దరు, ముగ్గురు లేక ఎక్కువ మంది కలిసి ఒకచోట ఉండటం చేత పరస్పరము లోక సంబంధమైన విషయముల పట్ల సంభాషించుకును వ్యసనము, స్నేహము, పైశున్యము, పరస్పరము కోపతాపాలు కలిగి ఉండటము, కొండములు చెప్పుకోవటము, మాత్సర్యము, అసూయ, పగ, విద్వేషము మొదలైనవి ఏర్పడగలవు. అందుచేత అధికాధికంగా ఏకాంతముగా ఉంటూ ఉండాలి. ప్రపంచ విషయములను పరస్పరం ఆలాపనములు చేయరాదు. వాటి పట్ల నిస్పృహ అనవొకెటివ్ అండ్ అన్కోన్సర్న్ కలిగి ఉండాలి. యతి అయినవాడు ఎవరితోనైనా ఏదైనా సంభాషించు సందర్భములో ఇదంతా నారాయణమయం. నా ఎదురుగా ఉండి కనబడేదంతా శ్రీమన్నారాయణుని ప్రత్యక్ష రూపాలే. ఇదంతా నారాయణమే అని ఉద్దేశిస్తూ నారాయణ శబ్దమును ప్రతి సందర్భములోనూ పలుకుచుండునుగాక. దద్యాత్ నారాయణ ఇత్యేవం ప్రతివాక్యం సదా యత్యః. యతి మముక్షువు ఇంకా కూడా ఈ లక్షణములు లేక స్వభావాలు ఆశ్రయిస్తూ ఉండాలి. ఏకాకీ చింతయేత్ బ్రహ్మ మనోవాక్కాయ కర్మభ్యః. ఏకాకిగా బీయింగ్ అలోన్ ఎక్కువసేపు ఉంటూ ఉండాలి. మనస్సు చేతను వాక్కు చేతను కాయము చేతను కనబడే శరీరములన్నిటిలో శరీరిగా ఉన్నది నారాయణుడే అను మననము ధరించాలి. బ్రహ్మము గురించియే అనునిత్యంగా చింతన చాంతింగ్ చేయాలి. అనిపించే వరకు అనుకుంటూనే ఉండాలి. ముత్యం చన అభినందేత జీవితం వా కథం చన. ఎప్పుడు కూడా చావాలనిగాని ఎంతో కాలం బ్రతకాలని గాని భావావేశము కలిగి ఉండక వర్తమానమును సద్వినియోగపరచుకోవాలి. సర్వాత్మకమగు పరబ్రహ్మము గురించే యోచన ఉశాసన కలిగి ఉండాలి. కాలమేవ ప్రతిక్షేత యావత్ ఆయః సమాప్యతే. ఆయుష్షు ఉన్నంతవరకు సమస్తమును కాలగతికి వదిలివేసి తాను బ్రహ్మము గురించిన ధ్యాసయందు నియమితుడై ఉండాలి. రాజుగారి ఆజ్ఞను అనుసరించి మరింకేమీ అవునా కాదా అని ఆలోచించకుండా రాజాజ్ఞను నిర్వర్తించే భృత్యువు రాజసేవకుని వలె కాలగతిని అంగీకరించు బుద్ధి కలిగి ఉండాలి. బ్రహ్మము గురించిన జ్ఞానము తెలుసుకోవటము బ్రహ్మమునే దర్శించటము బ్రహ్మమునందు ప్రవేశము పొందటమునందే ధ్యాసనంతా నిలుపాలి. ఇక ఇక్కడి జీవన్ మరణ విశేషములన్నీ కాలమునకు సంబంధించినవిగా భావించాలి. జీవన్మరణముల పట్ల కావాలని గాని వద్దనిగాని అనుకోవలసిన పని ఏమీ యతికి స్వాభావికంగానే ఉండదు. యతి లక్షణములు యతి స్వాభావికములు. ఏ ఆశ్రమంలో బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమాలలో ఉన్నా కూడా యతి లక్షణములు ఆశ్రయించువాడు యతియే అగుచున్నాడు. అట్టి యతి స్వాభావికముల గురించి వివరిస్తున్నాను. నారదాది ముని శ్రేష్ఠులారా వినండి. ముఖ్యంగా యతి ఆరు ఆరు విశేష స్వాభావికాలు కలిగి ఉంటున్నాడు. స్లో అజివ్వః షండకః పంగుః అంధో బధిర ఏవచ ముగ్ధశ్చ ముచ్యతే భిక్షుః షడ్భ్యః ఏతయః న సంశయః. ఒకటి అజిహ్నుడు రెండు షండకుడు మూడు పంగు నాలుగు అంధుడు ఐదు బధిరుడు ఆరు ముగ్ధుడు అయిన ఆరు లక్షణములు గల భిక్షువు సన్యాసి గాని ముముక్షువు గాని సమస్త సంసార దృశ్య బంధముల నుండి తప్పక విడివడగలడు. ఈ ఆరు భిక్షుక అభ్యాసముల గురించి మరికొంత వివరణగా చెప్పుకుందాము. ఒకటి అజిహ్నుడు నాలుక లేనివాడు రెండు అభ్యాసములు గలవానిని అజిహ్వైతి అని పిలుస్తారు. ఆయ్ ఇదం ఇష్టం ఇదం నేతి అస్నన్ అపి న సజ్జతి. ఆహారము తింటూ ఇదంటే నాకు ఇష్టము రుచికరము ఇదంటే నాకు ఇష్టము ఉండదు అనుభావన లేకుండా ఆహారములోని సమస్త రుచులు భగవత్ప్రసాదితమే అని ఆస్వాదించటము అజిహ్నుని మొదట స్వాభావిక లక్షణము. టూ హితం సత్యం మితం వక్తితం అజిహ్యం ప్రచక్షతే. నాలుక ఆహారం తీసుకోవటం మాట్లాడటం అను రెండు ధర్మములు నిర్వర్తిస్తోంది. మాట్లాడేటప్పుడు అందరికీ ఇష్టమని అనిపించేటట్లు సంభాషించటము సత్యమే పలుకటము అబద్ధములు ఆడకపోవటము మితముగా మాట్లాడటము అతిగా మాట్లాడకపోవటము ఈ లక్షణములు అజిహ్నునిలోని రెండవ స్వాభావికము. కాబట్టి యతి లక్షణములు అజిహ్నుడై ఉండటము. రెండు షండకుడు షండుడు నపుంసుకుని వంటి యతి అద్యజాతాం యథా నారీం తథా షోడశ వార్షికం శతవర్షాంచయో దృష్ట్యా నిర్వికారః స షండకః. అప్పుడే పుట్టిన బిడ్డను 16 సంవత్సరాలు యౌవనవతిని 100 సంవత్సరముల వయసుగల అవ్వను ఒకే నిర్వికార వికారరహిత బ్రాహ్మీ దృష్టితో చూడగలవాడు యతిషడంగ లక్షణుడు. మూడు పంగువు కుంటివాడు వంటి యతి భిక్షార్థమటనం యస్య విన్మాత్ర కరణాయచ యోజనాత్న పరమ్యాతి సర్వధా పంగు ఏవ సహ. భిక్ష కొరకుగాని సంచారము కొరకుగాని యోజనము ఆమడ 4 క్రోసులు దూరము మించి నడవక మిగిలిన సమయమంతా ఒకచోట కూర్చుని ఆత్మోపాసన గురించిన అనుష్ఠానము నిర్వర్తించువాడు యతి పంగువు కుంటితనము ఉపాసించు యతి అగుచున్నాడు. 4 అంధుడు అంధుడు వంటి యతి తిష్టతో వ్రజతో వాపియస్య చక్షుభన దూరగం చతుర్వుగాం భువం ముక్త్వా పరివ్రాటో అంధ ఉచ్యతే. ఒకే చోట కూర్చుని ఉన్నప్పుడుగాని మరొకచోట బాటలో నడుస్తూ ఉన్నప్పుడుగాని అతని చూపు 4 బారులకు మించి వెళ్ళిచూడదో అతని నేత్రేంద్రియము దృష్టి సందర్భావసరమునకు మించి ఎక్కడెక్కడికో వెళ్ళక అదుపులో ఉండి ఉంటుందో ఆత్మదృష్టిని వదలకయే ఉంటుందో అట్టివాడు యత్యాంధుడు అనబడుచున్నాడు. 5 బధిరుడు చెవిటివాడు వంటి యతి హిత అహితం మనోరామం వచః శోకావహంతు యత్ శ్రుత్వాపి న శృణోతీవ బధిరః స ప్రకీర్తితః. హితమైన అహితమైన విశేషముల పట్ల శోకము పొందు మాటలు వింటున్నప్పుడు కూడా ఎవడు వింటూ కూడా విననివని వలెనే ఉండగలడో అట్టివాడు యతిబధిరుడు. 6 ముగ్ధుడు సాన్నిధ్యే విషయాణం యః సమర్థో వికలేంద్రియః సుప్తవత్ వర్తతే నిత్యం సభిక్షుః ముగ్ధ ఉచ్యతే. ఎదురుగా అనేక ఇంద్రియ విషయములు ఏర్పడి ఉన్నప్పటికీ ఇంద్రియములు జయించినవాడే విషయముల పట్ల సుప్తము గాఢనిద్ర వహించినవాడే ఉన్నవాడు యతిముగ్ధుడు అనబడుచున్నాడు. రుచిని జయించి మంచి వాక్కును కలిగియున్న నాలుక బాహ్య సౌందర్యమునకు వశముగాని ఇంద్రియ నిగ్రహము అనవసరమైన తిరుగులకు వ్యర్థము చేయని నడకలు చెడును చూడని మంచిని మాత్రము చూచి గ్రహించే చూపులు చెడు విషయములు వినక ఆత్మజ్ఞాన ఆత్మోపాసన సమాచారము పట్ల మాత్రమే శ్రద్ధగల వినికిడి ఇంద్రియ విషయములచే ఆకర్షితము కానట్టి మౌనము వహించు బుద్ధి ఇవి కలిగియున్నవాడు యతి ధర్మములను ఉపాసించువాడే ఏ ఆశ్రమము వాడైనా యతీశ్వరుడు కాగలడు. అతడు సర్వజుడై ఉండి కూడా సంసార జనులకు అందరి వలె సామాన్యుని వలెనే అగుపిస్తాడు. యతి మార్గవర్తికీ నిషేధములు చేయకూడనివి చూడకూడనివి 6 పశ్యత్. 1 ఇంద్రియములను ఆకర్షించే నాట్య విన్యాసములు. 2 ద్యూతము డబ్బుతో పందెములు పేకాట మొదలైనవి. 3 ప్రమోదము ప్రమాదాం సుహృదం తథా కామదృష్టితో స్త్రీలతో సంభాషణము ధనదృష్టి కామదృష్టి కలవారితో స్నేహము. 4 భక్ష్యము తినగూడనివి తినటము. 5 భోజ్యము మృంగకూడనివి త్రాగకూడనివి మత్తు పానీయాలు సేవించటము. 6 ముదక్యము ఉముదము ఆశ్చర్య సంతోషములు కలిగించే వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల ఆకర్షితులవటము. ఈ 6 షట్న పశ్యేత్ కదాచన యతి అభ్యాసి చూడకూడనివి మనస్సుతో కూడా చింతన చేయకూడనివి. 1 క్రియా విషయ వస్తు బంధజనముల పట్ల రాగము. 2 పై సందర్భముల పట్ల ద్వేషము. 3 మదము గర్వము మత్తు. 4 కల్పిత ఆపాదిత విషయముల పట్ల సత్యము అనుభావము కలిగించు మాయ. 5 ఇతరులకు నష్టము బాధ అవమానము కలిగించాలనే ద్రోహ బుద్ధి. 6 మోహము సాకారమగు వస్తువులు విషయముల పట్ల ఊహ అపోహలతో వశము కావటము అట్రాక్షన్ అండ్ ఓనర్షిప్ టువర్డ్స్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్. ఈ 6 యతి మనస్సుతో కూడా సంకల్పించనైనకూడదు. యతి వర్జించవలసిన 6 పాతకములు. 1 మంచము 2 తెల్ల వస్త్రములు 3 స్త్రీల సౌందర్యము గురించిన కథల శ్రవణము మాట్లాడటము. 4 చిత్త చాంచల్యము అక్షణముక అభిప్రాయం కలిగి ఉండటము. 5 పగటి నిద్ర. 6 విలాసము ఆశయముగా దూర ప్రయాణము. ఈ 6 షట్ పాతకములుగా భావించాలి. ఇంకా కూడా ఆత్మచింతన చేయవాడు అనేకసార్లు దూర దూరయాత్రలు సంకల్పించక ఒక ప్రశాంత ప్రదేశము ఎన్నుకొని ఆత్మచింతనయ్యేందు నిమగ్నము అయి ఉండునుగాక. ముక్తికి కారణము కాగల విచారణ కొరకే నిత్యము వేదములలో జ్ఞాన విభాగము అయి ఉన్న ఉపనిషత్ విద్యను అధ్యయనము అభ్యాసము చేయుచుండునుగాక. సుదీర్ఘముగా తీర్థయాత్రలను నిర్వర్తించుకుండునుగాక. ఎక్కువసార్లు స్నానములు అధికంగా ఉపవాసము ఆహారము రోజంతా తీసుకోకపోవటము ఉచితం కాదు. ఎక్కువగా శాస్త్ర పఠనశీలుడై ఉండరాదు. తెలుసుకున్నది అభ్యాసముగా తీర్చిదిద్దుకోవాలి. అధికాధికంగా వ్యాఖ్యానపరుడై జీవితమంతా గడిపివేయరాదు. తాను ఆత్మగురించి ఎరిగినది ఎదురుగా దర్శించు అభ్యాసము స్వానుభవముగా మరల్చుకోవాలి. అపాపం అసఠం వృత్తం అజిహ్నం నిత్యం ఆచరేత్. యతి అయినవాడు పాపరహితమైన నిర్మల జీవితము కలిగి ఉండాలి. కపట స్వభావము కలిగి ఉండరాదు. అసఠం మూర్ఖత్వము వహించువాడే ఉండకూడదు. తాబేలు ప్రమాదమును శంకించిన మరుక్షణం తన అంగములను ఉపసంహరిస్తుంది కదా. అట్లాగే యతి తన ఇంద్రియ ధ్యాసల దోషములను గుర్తించి ఇంద్రియములను చూపును వినికిడిని మొదలైన వాటిని పాపపు ధ్యాసలు ఏర్పడకుండా వెనుకకు మరల్చి ఆత్మధర్మము అగు సమత్వమునందు ప్రతిక్షేపించాలి. యతి అయినవాడు ఇంద్రియ మనోవృత్తులను ఆవుకసెన్స్ క్షీణింపజేసుకొనిచూ ఉండాలి. దృశ్యము నుండి ఏదో ఆశించటము అను దురభ్యాసము నుండి విరమించాలి. మమకారము అహంకారములను దగ్గరకు చేరనీయకూడదు. దేనిని సొంతము అనే భావముతో పరిగ్రహించకూడదు. పడవలోనికి నీరు రానివ్వని తీరుగా వస్తువులను విషయములను నా సొంతము అనే భావన రూపంగా హృదయమునందు ప్రవేశించనీయకూడదు. ఏదో పొందాలనే వృత్తితో ఎవరికీ నమస్కరించుకుండుగాక. ఏదీ తనదిగా భావించక స్వధాకారుడై ఉండకుండుగాక. మమకారరహితుడై దేనిని ఆపేక్షించనివాడే ఆశను జయించినవాడై ఉండుగాక. పై సాధనలను ఆశ్రయిస్తూ ఏకాంతవాసి అలన్ అయి ఎవడు ఉంటాడో ఆత్మతత్వమును ఆత్మధర్మమును అనుష్ఠిస్తూ ఉంటాడో అట్టివాడు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ముక్తిని తప్పక సిద్ధించుకోగలడు. ఇందులో సందేహము లేదు. సన్యసించు విధి విధానము ఓ నారద, తదితర సౌనకుడు మొదలైన శ్రోతలారా, ఈ జీవుడు దుహక బంధములను తొలగించుకొను విధానము వినండి. నేను దృశ్యముతో తమ్మేయుడనే అనేక దుహకములు కొని తెచ్చుకుంటున్నాను. అజ్ఞానమును తొలగించుకొని బంధ విముక్తుడను కావాలి అను ఆవశ్యకతను ఎరిగినవాడు ఇక తాత్సారం చేయరాదు. సుడ్ నోట్ బి లెజీ అండ్ డిలే ఫ్రోమ్ పుట్టిన్ ఫర్త్ అ ప్రోగ్రామ్. అప్రమత్తుడు వేల్ ఆలర్ట్ అయి ఉండాలి. బుద్ధిని సంస్కరించి నిర్మలము చేయు ఉత్తమ కర్మలు ఆశ్రయించాలి. విధ్యుక్త కర్మలను వన్స్ ఓన్ డ్యూటీస్ పరమాత్మను ఉపాసిస్తున్న భావనతో కర్మయోగ మార్గంగా నిర్వర్తించాలి. సర్వత్రా పరాప్రేమ రూపమగు భక్తి అద్వేష్ట సర్వభూతానాం మైత్రహ మొదలైన భక్తి గుణములను అభ్యాసముగా కలిగి ఉండునుగాక. ఆత్మస్వాతంత్ర్యమును ఉపాసిస్తూ వైరాగ్యము రాగరహితత్వము ఆశ్రయించునుగాక. క్రమము బ్రహ్మచారి అయి ఆ తరువాత గృహస్థుడై ఆపై వానప్రస్థుడై శాస్త్ర విహితమైన ఆయా ఆశ్రమధర్మములు నిర్వర్తించుచూ కర్మ అజ్ఞాన యోగి అయి ఆత్మోపాసన సర్వదా సర్వత్రా కొనసాగించునుగాక. బ్రహ్మచర్యము తరువాత గృహస్థాశ్రమము స్వీకరించవచ్చు లేదా పూర్ణ నైరాస్యము కలిగినవాడే ఉంటే బ్రహ్మచర్యము నుండియే సన్యాసాశ్రమము స్వీకరించి ప్రవ్రజుడు కావచ్చుకూడా. సన్యాసమునకు ప్రవ్రజుడు కావటానికి తగిన సమయము ఏది? విరాగి అయి సమస్త దృశ్య విషయముల పట్ల వైరాగ్యము పొందటమే. వ్రతములు చేయుచున్నవాడైనా లేక అవ్రతుడు అయినా సరే, స్నాతకుడు బ్రహ్మచర్య వ్రతము స్వీకరించినవాడు అయినా లేక అస్నాతకుడు అయినా సరే, వైరాగ్యము పొందిన మరుక్షణం సన్యాసాశ్రమము ఆశ్రయించుగాక. ఏరోజు అయితే ఒకనికి సమస్త ప్రాపంచక సంగతి సంబంధ సందర్భముల పట్ల మనస్సునందు అనురక్తి తొలగిపోయి విరక్తి జనిస్తుందో ఆ రోజే ప్రవ్రజము సన్యాసము స్వీకరించునుగాక. అందుకుగాను ప్రాజాపత్యము అనే అగ్నికార్యము వేష్ఠి నిర్వర్తించునుగాక, లేదా కనీసము అగ్నిదేవతాహ్వాన లఘు ఉపాసనలన్నా చేయాలి. ఎందుకంటే అగ్నియే ప్రాణస్వరూపమై ఉన్నది. సృష్టిలో అగ్నేయ యజ్ఞము వలననే ఈ జీవుడు ప్రాణము కలవాడు అవుతున్నాడు. అందుచేత త్రిధాతు సంబంధమైన త్రైతాగ్ని రూపమగు గార్హపత్యాగ్ని ఆహ్వనీయాగ్ని దక్షిణాగ్నుల ఆహ్వానము చేసి యాగము తప్పక చేయాలి. పంచాగ్నులలో నాలుగువది సభ్యము అవసద్యము, ఐదవది సూర్యుడు. త్రైతాగ్నులలో త్రిధాతువులు ఒకటి, సత్వగుణము రెండు, రజోగుణము మూడు, తమోగుణము అని కూడా గూఢార్థము. అందుచేత త్రైతాగ్ని వేష్ఠి నిర్వర్తించేటప్పుడు సత్వ రజో తమో గుణములను అగ్నియందు మానసికంగా మంత్రశబ్దములతో హోమము చేయాలి. ఎందుకంటే మహదాసేమగు ప్రవ్రజము సన్యాసము అనునది త్రిగుణతీత నిర్గుణ స్థానము అయి ఉండటం చేత అగ్నివేష్టి మంత్రము అయంతే యోనిహ ఋత్విజో యతో జాతో అరోచథాః తం జానన్నగ్న అరోహథానో వర్ధయ రయిం ఇతి అనేన మంత్రేణ అగ్నిం ఆజిఘ్రేత్ ఏషవావై అగ్నేర్యోనిర్య ప్రాణః ప్రాణం గచ్చ స్వామ్యోనిం గచ్చ స్వాహ. ఆత్మజ్ఞాన సంపన్నులగు ఋత్విజులు ఈ దృశ్య వ్యవహారమంతా రుచించనివారే తత్వజులై ఏ ఆత్మయుని ఎందు ప్రవేశిస్తున్నారో అట్టి స్వస్వరూపాత్మ తేజస్సును వేగముగా జేరుటకై నగ్నధారణకు సిద్ధపడుచున్నాము. బ్రాహ్మిస్థితికి ఆరోహణము కొరకై ఫోర్ ద పర్పస్ ఆఫ్ స్టేపింగ్ అప్ త్రైతాగ్నులను ప్రజ్వలింపజేయుచున్నాము, వర్ధింపజేయుచున్నాము. శాస్త్రోక్తములైన ఆయా మంత్రములను పలుకుచు దేవతలకు స్థుతులను పలుకుచు ఈ అగ్నికి ఆహుతులను సమర్పిస్తూ హోమము చేయుచున్నాము. మా ఆహుతులను స్వీకరిస్తూ అగ్ని భగవానుడు మా వ్యష్టి ప్రాణమును విశ్వగత ప్రాణమునందు ఏకము చేసి ఆహుతిగా పవిత్రము చేయునుగాక. ఈ విధంగా మంత్రము చదువుచు ఆహవనీయగ్ని కూడా వెలిగించి అగ్నికి ఆహుతులు సమర్పించాలి. సన్యసించు సందర్భములో ఒకవేళ అగ్నికార్యము నిర్వర్తించటానికి కావలసిన సమిధము అగ్ని పరికములు సరంజామా లభించకపోతే యత్ అగ్నిం నవిందేత్ అప్సుజుహాయాత్ ఆపోవై సర్వదేవతాః సర్వాభ్యో దేవతాభ్యో జుహోమి స్వాహ. అగ్ని లభించకపోయినప్పుడు జలము సకల దేవతాస్వరూపమే కాబట్టి సమస్త దేవతలను ఉద్దేశించి ఈ చెప్పుకున్న మంత్రముతో హోమము చేయాలి. ఆ తరువాత సాజ్యం హవ్యః అనామయం మోదం ఇతి. ఈ సమర్పిస్తున్న జలహవిస్సుతో అనామయుడగు పరమాత్మ తృప్తి చెందునుగాక అనుమంత్ర అమంత్రార్థములను పలుకుచు స్మరిస్తూ ప్రాశ్నీయము నిర్వర్తించాలి, జలము స్వీకరించాలి. ఒకటి శిఖను, రెండు యజ్ఞోపవీతమును, మూడు పితరుని తండ్రిని, నాలుగు కుమారుని, ఐదు కళత్రమును భార్యను, ఆరు కర్మలను, ఏడు వేదములో మహావాక్యములకు వేరైన తదితర మంత్రోపాసనలను విడిచివేయాలి. పరివ్రాజాత్మ విన్మోక్ష మంత్రము అయినట్టి అఖండ బ్రహ్మోపాసన త్రైధామంత్రమును ఒకటి తత్వము, రెండు సోహం, మూడు త్వమేవాహం త్రివిధ రూప మహామంత్రమును శబ్దార్థ పూర్వకంగా స్వీకరించి సన్యాసము స్వీకరించాలి. సన్యాసి సాక్షాత్ పరబ్రహ్మమునే తత్వం, సోహం, త్వమేవాహం ఈ పరమార్థమునే నేరుగా ఉపాసించాలి. అందుకొరకే అప్పటి వరకు సాధనగా కలిగియున్న అన్యదేవతా భావనార్థ మంత్రములన్నీ సన్యాసి అగుచు తర్పణపూర్వకంగా వదిలివేయాలి. బ్రహ్మమునే ఉపాసిస్తూ బ్రాహ్మణుడుగా మాత్రమే అయి ఉండాలి. యజ్ఞోపవీత శూన్యుడు బ్రాహ్మణుడు అవుతాడా? శ్రీ నారదమహర్షి, హే పరబ్రహ్మమూర్తి, పితృదేవ, జగత్పితామహ, మీరు చెప్పుచున్న విధానము ప్రకారము సన్యసించేటప్పుడు యజ్ఞోపవీతమును కూడా సమర్పించి వేయాలా? శ్రీ పితామహుడు, హిరణ్యగర్భుడు, అవును, సన్యసిస్తూ ఉన్నప్పుడు యజ్ఞోపవీతమును కూడా విడిచివేయునుగాక. శ్రీనారద మహర్షి, హే సృష్టి సంకల్ప ఆదిస్వరూప బ్రహ్మ భగవాన్, ఇప్పుడు నాలో ఒక సందేహము జనిస్తోంది. ఉపనయనము సందర్భములో బ్రహ్మోపాసన స్వీకారము చేస్తూ అందుకు సంజ్ఞగా యజ్ఞోపవీతము ధరిస్తున్నారు కదా. ఇప్పుడు సన్యసిస్తూ ఆ యజ్ఞోపవీతము వదిలివేస్తూ ఉండగా అట్టివాడు బ్రహ్మోపాసకుడగు బ్రాహ్మణుడు ఎట్లా శాస్త్రార్థానుసారంగా కాగలడు? బ్రహ్మసూత్ర ధారణ అనగా ఈ విశ్వమంతా సూత్రముగా ధరించటమే. పితామహులవారు త్రివృత్ సూత్రము, మూడు వృత్తదారములు గల సూత్రము అనగా ప్రతిదార నిర్మితము మాత్రమేనని అనుకుంటున్నారా? కానే కాదు. అట్టి త్రివృత్ యజ్ఞోపవీతము మనోబుద్ధులతో ధరించటానికై సంజ్ఞార్థము మాత్రమే. పైగా సంజ్ఞార్థముగా సంజ్ఞాపూర్వకంగా ధరించిన దారపు త్రిసూత్రమునకు పరిమితమై పరమార్థమును ఆశ్రయించకపోతే ప్రయోజనము ఏమంటుంది? ఏమీ ఉండదు. అంతరార్థమేమిటో తెలుసుకొని ఉపాసన పూర్వకంగా ధరించాలి సుమా. బ్రహ్మమును ఉపాసించుచు దృష్టిని పవిత్రము మహోన్నతము చేసుకోవటానికి యజ్ఞోపవీత ధారణ చెప్పబడుతుంది. పరమార్థము ఒకటి, హృదిస్థా దేవతాః సర్వాః. సమస్త దేవతలు హృదయమునందే నివాసము కలిగి ఉన్నారు. 2. హృది ప్రాణాః ప్రతిష్ఠితాః. ప్రాణశక్తి కూడా హృదయమునందే ప్రతిష్ఠితము అయి ఉన్నది. 3. హృదః ప్రాణశ్చ జ్యోతిశ్చ. ప్రాణము హృదయమునందు జ్యోతి, వెలుగు, దాట్ విచ్ అండర్గోస్ నో చేంజ్ రూపంగా ప్రకాశమానమే ఉన్నది. ఈ మూడు సూత్రములే యజ్ఞోపవీతములోని త్రిధారముల యొక్క అంతరార్థమని వేదార్థము గ్రహించిన బుధులు, పర్సన్స్ హావింగ్ నాలెడ్జ్ ఆఫ్ మెయిన్ పర్పస్, ఆ రీతిగానే ఉపాసన నిర్వర్తిస్తూ ఇతరులకు గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా ఎరుగుచు ఆత్మోపాసన ఆశయముగా గల మముక్షువు శిఖను క్షౌరముచే తీసివేసి విజ్ఞాన బలిమితో బాహ్య ప్రత్తితో నిర్మితమైన సూత్రము త్యజించెదరుగాక. మరి ఆశ్రయించవలసినది దేనిని? యత్ అక్షరం పరంబ్రహ్మ తత్ సూత్రం ఇతి ధారయేత్. అక్షరమగు దాట్ విచ్ అండర్గోస్ నో చేంజ్ పరంబ్రహ్మమే, దాట్ సెల్ఫ్ ఆఫ్ మై సెల్ఫ్ బియాండ్ ఓల్ అండ్ ప్రయర్ టు ఓల్ నేను ధారణ చేయవలసినది. అందుకు ఈ నూలు ప్రోగు ఉపవీతము ఒక ఉపకరణము మాత్రమే అని ఎరిగి అక్షర పరబ్రహ్మ యజ్ఞ సూత్రమే ధారణ కలిగి ఉండెదరుగాక. సూచనాత్ సూత్రం ఇతి ఆహోహ సూత్రం నామ పరంపదం. సమస్త జీవులలోనూ పదార్థములలోనూ అంతర్యామి అయి అంతరసూత్రమయ్యున్నదే పరమపద సూత్రము. కథలోని పాత్రల స్వరూప స్వభావములన్నిటికీ ఆ కథారచయితయే అంతర్యామి, అంతరసూత్రము అయి ఉంటున్న తీరుగా. ఏన సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ తత్సూత్రం విదితం ఏన స విప్రో వేదపరగః. ఒకే దారములో అనేక రకములైన పుష్పములు గృచ్చబడిన పూదండవలే ఏ సూత్రమునకు అనేక జీవులు, వస్తుజాలము, పరస్పర సంబంధములు, సమస్త లోకములతో కూడిన ఈ విశ్వ విశేషాలన్నీ గృచ్చబడినాయో అట్టి సూత్రము గురించి ఎరిగినవాడే వేదప్రగుడగు, వేదముల పాండిత్యము గల విప్రుడు. యోగవేత్త అయిన తత్వదర్శనుడు ధరించవలసినది సమస్తమునకు అంతార్యమీ అగు ఏకసూత్రమేగాని కేవలము ప్రత్తిదారముతో నిర్మితమైన భౌతిక యజ్ఞసూత్రము కాదు. సూత్రార్థము సంజ్ఞ ఏమిటో తెలిసినవాడు బాహ్యసూత్రమును బయటనే వదలి సర్వాంతర్యామి స్వరూపమగు ఉత్తమస్థితమగు యోగసూత్రమును యజ్ఞోపవీతమును ధరించాలి. బ్రహ్మభావం ఇదం సూత్రం ధారయేత్ యః సచేతనః. అచేతనము జడము అగుదారపు సూత్రమును త్రెంచివేసి ఏ సూత్రము సమస్తమునందు సచేతనమై ప్రదర్శనగుచున్నదో అట్టి బ్రహ్మభావము అనే సూత్రమును, అట్టి అక్షపరబ్రహ్మ సూత్రమును ధరించి ఉండాలి. ప్రతి నిర్మితమైన సూత్రము ధరించినప్పుడు, ఏదైనా బంధువుల మరణము మొదలైన అశుచి జరిగినప్పుడు ఆ యజ్ఞోపవీతమును త్యజిస్తూ నూతనమైన యజ్ఞోపవీతము ధరించాలి అనే శాస్త్రీయ నియమము లోకల్లో ప్రసిద్ధిమై ఉన్నది. అయితే సమస్త జీవుల అంతర్గతమైన ఆత్మతత్వమును నిర్వచించు జ్ఞాన యజ్ఞోపవీతము వదలవలసిన పనిలేదు. ఏ ఉచ్ఛిష్టము ఏ అశుచి కూడా అట్టి సమం సర్వేషు భూతేషు రూపమగు జ్ఞాన యజ్ఞోపవీతము ఏ క్షణము దేనిచేతను మైలపడదు. అది అనుక్షణము ధరించవలసినట్టిది, ధరించతగినట్టిది. అట్టి యజ్ఞోపవీతము అఖండాత్మస్వరూపంగా ఎరిగినవాడే సూత్రవిదుడు. కేవలము జడమగు ఉపవీతము ధరించినవాడు ఆమాత్రం చేతనే సూత్ర విదుడు కాలేడు. శ్లో జ్ఞానశిఖినో జ్ఞాన నిష్ఠ జ్ఞాన యజ్ఞోపవీతనః జ్ఞానమేవ పరం తేషాం పవిత్రం జ్ఞానముచ్యతే. ఓ నారద మునీంద్ర, పైన మనము చెప్పుకున్న యజ్ఞసూత్ర పరమార్థము తెలుసుకున్నవానికి జ్ఞానమే శిఖ, జ్ఞానమే నిష్ఠ, జ్ఞానమే యజ్ఞోపవీతము, జ్ఞానమే అతని యొక్క పరమ పవిత్రమగు పరస్వరూపము, జ్ఞానమే దర్భలతో ధరించే పవిత్రము, వాటి అన్నిటి యొక్క ఆశయము జ్ఞానమే, పరతత్వ జ్ఞానమే. జ్ఞానమే శిఖ, అంతేగాని కేశధారణ పెలక ఉన్నంతమాత్రం చేత ఒకానొకడు జ్ఞాని కాడు. కేశధారణ చేతను వేదములలో చెప్పిన వైదిక కర్మలచేతను వైదిక బ్రాహ్మణుడు అను పిలుస్తారు. వారికి మాత్రమే వైదిక కర్మానుష్ఠానము నిర్వర్తించే బ్రాహ్మణులకు మాత్రమే బాహ్యసూత్రము ఒక బాహ్యసంజ్ఞగా చెప్పబడింది. అది వైదిక క్రియాకలాపము మాత్రమే. జ్ఞాన సూత్రము అందరూ ధరించవలసిందే. ఎవనికి ఆత్మజ్ఞానమే శిఖయో, ఆత్మతో తన్మయత్వమే నిశ్చలమో, ఆత్మయే నేను అనుభావన నిశ్చలమవుతుందో, అట్టివానిదే బ్రాహ్మణ్యము యొక్క సంపూర్తి అని బ్రహ్మవిధులు ఎరిగినవారే ఉంటున్నారు. ఈ విషయంలో బ్రహ్మజ్ఞులకు సందేహమే లేదు. బ్రహ్మము గురించి ఎరిగిన విజ్ఞాని పరివ్రాజక విధులు. బ్రహ్మ భగవానుడు బ్రహ్మమును ఎరిగిన తరువాత అట్టి బ్రహ్మజ్ఞుడు బ్రహ్మము గురించిన నిశ్చల భావన కొరకే బ్రహ్మము స్వాభావికము చేసుకొనుటకే సన్యసించుటచే పరివ్రాజీ అగుచున్నాడు. అట్టి పరివ్రాజక లక్షణములు కొన్ని ఇక్కడ మరల చెప్పుకుంటున్నాము, అంతా వినండి. పరివ్రాజకులు ఏక వస్త్రము, ఒక్క వస్త్రము మాత్రమే కలిగి ఉంటున్నారు. శిరోముండనము, జుట్టు తొలగించటము చేసుకుంటున్నారు. దేనిని పరిగ్రహించనివారే వన్ హూ డజ్ నోట్ ఓన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ సంచరిస్తున్నారు. శరీర క్లేశములను సాధనగా భావిస్తూ సహించటమును వహిస్తున్నారు. లేక తీవ్ర వైరాగ్య సంపన్నుడు అయి ఉంటే అప్పుడే పుట్టిన బిడ్డకు ప్రపంచముతోనూ బంధువులతోనూ ఏ సంబంధము ఏర్పడి ఉండని విధంగా నా పుత్రులు, నా స్నేహితులు, నా భార్య, నా ఆస్తులు, నా బంధువులు మొదలైనవన్నీ లేనివాడే ఉంటారు. శాస్త్ర సంబంధమైన స్వాధ్యాయనము, అనేక పుస్తకముల పరిశీలనము, లోక వ్యవహార సంబంధమైన కర్మలన్నీ వదిలివేసినవారే ఉంటారు. సమస్త బ్రహ్మాండమును కలలోని వ్యవహారం వలె మిథ్యగా ఎరిగినవారే ఉంటారు. కోపీనము, గోచి, తదితర వస్త్ర ఆచ్ఛాదనములు, దండము మొదలైనవన్నీ వదిలినవారే ఉంటారు. ద్వంద్వములన్నీ సహించువారే ఉంటారు. శీతృష్ణములు, చలి, ఉక్కపోతలు, సుఖదాహకములు, నిద్రసుఖము, నిద్రలేకపోవటము, మాన అవమానములు రహితము చేసుకుని ఉంటారు. షడూర్ముము, ఆరు ప్రవాహ తరంగములు, ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణములు, థట్స్, వరి, ఇల్యూజన్, ఓల్డ్ ఏజ్ అండ్ డేత్, నాకు లేవు అను అతీత ఆత్మభావన ఆశ్రయించి ఉంటారు. నింద, అహంకారము, మత్సరము, ఈర్ష్య, ద్వేషము, లోభము, క్రోధముల కలయిక, గర్వము, దంభము, కపటము, ఆడంబరము, ఈర్ష్య, ఓర్వలేనితనము, అసూయ, మంచి గుణములందు దోషము ఆరోపించటము, ఇచ్ఛ, ద్వేషములు, సుఖదుఃఖ, కామక్రోధ, లోభ, మోహములు మొదలైనవన్నీ దగ్గరకు రానియక మొదలెంట్లా విడిచివేసి ఉంటారు. తన భౌతిక శరీరమును ఒక శవము యొక్క ఆకారము వలె స్మరణము, జ్ఞాపకము కలిగి ఉంటారు. స్వస్వరూపము, సర్వస్వరూపము, సర్వాంతర్యామి అగు ఆత్మకు వ్యతిరిక్తమైన సమస్త బాహ్య అభ్యంతరములన్నీ లెక్కకొననివారే అమన్యమానులే ఉంటారు. ఎవ్వరికి నమస్కరించనివారే ఉంటారు, అనగా ఎవరిపట్ల ఆధారపడి ఉన్నాము అని అనుకోరు. స్వాహ, దేవతా సమర్పణ కారులే ఉండరు. స్వధ, పితృదేవతా సమర్పణ కారులే ఉండరు. ఎవరిని నిందించక స్తుతించక యాదృచ్ఛికంగా సందర్భములగుచున్న దేనిని పట్టించుకోనివారే ఉంటారు. యాదృచ్ఛికంగా కావాలని కోరుకోకుండా ఏది లభిస్తే దానికే తృప్తి, సంతోషము, సంతుష్టి కలిగి ఉంటారు. బంగారము మొదలైన లౌకిక విలువైన వస్తుజాలమును ఏమాత్రం కూడా దగ్గరకు రానియరు, పరిగ్రహించరు. ఆహ్వానము, విసర్జనము, ఈదర్ వెల్కమిన్ ఓర్ గేటిన్ రిడ్ ఆఫ్, రెండింటినీ నిర్వర్తించరు. దేవతాహ్వాన విసర్జనములుగాని, మంత్ర అమంత్రములుగాని, ధ్యాన ఉపాసనలుగాని, లక్ష్యాలక్ష్యములుగాని, వేర్వేర్ కానిదిగాని, పృథక్, అపృథక్లుగాని ఆశ్రయించి ఉండరు. ఇక్కడ ఇప్పుడు ఇది నేను ఉండి ఉన్నా, నాకు చెందినదైన చోటు అనునదేమీ ఉండనివారే ఉంటారు, అనికేతుడే ఉంటారు. స్వదేశము, విదేశము అనే తేడా ఏదీ లేనివారే ఉంటారు. స్థిరమత నిశ్చలమైన ఆత్మబుద్ధిని ఆశ్రయించి ఉంటారు. స్థిర నివాసమంటూ లేనివారే. శ్వేతకేతు, రూబు, నిదాఘ, జడభరత, దుర్వాస, సంవర్తక, వైదేహావట, సిద్ధ, సుఖ, వామదేవ, దత్తాత్రేయ, దైవతక ఇత్యాది అవధుతలవలే పరివ్రాజకులై శూన్య శిథిల గృహములలోనూ, వృక్షముల మూలలయందు, దేవాలయములందు, గడ్డి దుబ్బుల ప్రదేశములందు, కులాల ప్రదేశములందు, పక్షిగూడులు ఉన్న చోట్ల పర్ణశాలలయందు, కుమ్మరి గృహములయందు, యాగశాలలయందు, దిగంతరములందు, ఆకాశము, భూమి కలీచున్న దిక్కుల చివరులయందు, నదీ తీరములందు, తటాకములు ఒడ్డు ప్రదేశములందు, భోగుహములందు, నేల మాళిగలందు, కందరములందు, గుహ కనుమ ప్రదేశములలో, నిర్ఘరము సెలయేళ ప్రదేశములందు, తండుల ప్రదేశములందు, పొలములందు, వనములందు సంచార నివాసములు కలిగి ఉంటారు. అవ్యక్తలింగము ప్రదర్శించని గుణములు కలవారే అవ్యక్తమైన ఆచారములు ఇతరులకు తెలియజేయని ప్రవర్తనములు కలవారే బాలునివలే, పిచ్చివానివలే, ఉన్మత్తునివలే కాని అనున్మత్తుడుగా, ఏ పిచ్చిలేనివారుగా, అన్నీ ఎరిగినవారుగా ఆచారము బిహేవియర్ కలిగి ఉంటారు. త్రిదండము కర్రతో నిర్మితమైన హస్త ఉపకరణధారణ, సిక్యము ఉట్టి సంచి, పాత్రలు, కమండులువు, మంచినీటి చంబు వంటిది. కటిసూత్రము మొలత్రాడు, కౌపీనము, గోచి, దండము, చేతికర్ర, వస్త్రము ఇవన్నీ కూడా జలమునందు సమర్పించివేసి విడుచినవారే ఉంటారు. జాతరూపధరశ్చాత్ అప్పుడే పుట్టిన బిడ్డవలే జగత్తుతో ఎట్టి మనోసాంఘిక సంబంధము లేనివారే ఉంటారు. దే మెయింటైన్ అ స్టాండ్ దాట్ దే హావ్ నో కైండ్ ఆఫ్ రిలేటివ్స్. బ్రహ్మమునకు ద్వితీయమే లేదు అను రూపంగా ద్వంద్వరహితులే ఉంటారు. దేనిని పరిగ్రహించరు, దేనిపట్ల తిరస్కారము వహించరు. తత్వమార్గమును ఎల్లప్పుడూ ఆశ్రయించినవారే సమ్యక్ సంపన్నులు, సర్వత్రా సమదృష్టిని కలిగియున్నవారు అయి ఉంటున్నారు. సదా నిర్మల మనస్కులై ఉంటున్నారు. శుద్ధమానసః ప్రాణములు నిలుపుకొనటానికే రోజులో సరైన సమయములో చేయే పాత్రగాగాని లేదా ఏదైనా మరొక పాత్ర ఎందుగాని భిక్షకై వెళ్ళి స్వీకరించి భుజిస్తూ ఉంటారు. సమస్త సమయములందు లాభములాభ సందర్భములందు ఏది లభించినా లభించకపోయినా కూడా సమదృష్టిని వీడక ఉంటున్నారు. నిర్మల శుక్ల తెల్లటి హృదయముతో ఆత్మపరాయణులే ఉంటున్నారు. ఆధ్యాత్మనిష్టతో శుభం శుభకర్మల పరిధులను నిర్మూలించుకున్నవారే కర్మఫలాతీతులే ఉంటున్నారు. పూర్ణ ఆనంద ఏకబోధః తద్బ్రహ్మ అహమస్మి. బ్రహ్మము ఇట్టిది, పూర్ణము సర్వదా పూర్ణమే, కంప్లీట్ బై ఇట్ సెల్ఫ్ ఆట్ ఆల్ టైమ్స్ అయి ఉన్నది. ఎప్పుడో అసంపూర్ణమే, ఇప్పుడు దేనిచేతనో ఇక పూర్ణము కావలసి ఉన్నట్టిది కానే కాదు, సదా పూర్ణము. ఆనంద స్వయముగా ఆనందస్వరూపము. ఏదో లభించి ఆ తరువాత ఏదో దోహకము పోగొట్టుకొని అటు తరువాత ఆనందము సిద్ధించుకోవలసినది కాదు. నిత్యానంద స్వరూపము ఏకము. ఈ అనేకముగా ప్రదర్శనము అగుచుకూడా సర్వదా ఏకమే అయి ఉన్నట్టిది. ఓమితి ఏక అక్షరం బ్రహ్మ. బోధ సమస్త దేహములలో ఎరుగటము దనైన్ రూప అనుక్షణముగా నిత్యోదయము అగుచున్నట్టిది. తత్ లోకములకు భావ అనుభూతులకు దృశ్య మనో బుద్ధి చిత్త వ్యష్టి అహంకారములకు ఆవలిదే వెలుగొందుచు దృశ్య మనోబుద్ధి చిత్త వ్యష్టి అహంకారములు తానే అయి ఉన్నట్టిది. బ్రహ్మ సమస్త జీవులకు ఈ సమస్త జగత్తులకు మహత్తరము, ద హాయెస్ట్ అండ్ ద ఫైనెస్ట్ అయి ఉన్నట్టిది. సూపర్లెటివ్ ఇన్ ఓల్ అందుచేతనే బ్రహ్మము అనబడుచన్నట్టిది. అహం బ్రహ్మాస్మి, అహం అట్టి బ్రహ్మము నేనే, సర్వదా నేనే అయి ఉన్నాను. జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆధారము, కారణము అయి సమస్తము తనేందు ప్రతిబింబింపజేస్తున్న నేనైన నేనే అయి ఉన్నట్టివాడను. అట్టి బ్రహ్మమును ఒకటి అనుస్మరణముగాను, రెండు అనుక్షణము జ్ఞాపకముగాను, మూడు సర్వత్రా సందర్శనము చేయబడుచున్నట్టిదిగాను నిర్వర్తించాలి. ఓ నారద, ఈ విధంగా సోహం బ్రహ్మంను ఉపాసిస్తూ దర్శిస్తూ ప్రవేశించు ప్రయత్నములో ఉండు భ్రమర కీటక న్యాయము. కీటకము తన చుట్టూ తిరుగుచున్న తుమ్మెద యొక్క ఘూయి శబ్దము విని విని భయము పొంది క్రమంగా ప్రియము పొంది తానే తుమ్మెదగా ఆగుచున్నట్లుగా తానే తానే బ్రహ్మము యొక్క స్వాభావికత సిద్ధించుకుంటున్నారు. ముముక్షువు క్రమంగా ఈ దృశ్య భావములకు చెందిన సమస్త వ్యవహారములు మనస్సుతో సన్యసించినవాడై ఉంటున్నాడు. స్థూల సూక్ష్మం కారణ శరీరములను వదలి వాటికి అతీతత్వము సిద్ధించుకొని ఈ దేహము నాది కాదు, నేను కాదు అను రూపంగా దేహత్యాజ్యం చేయువాడు కృతకృత్యుడు అగుచున్నాడు. ఇత్యుపనిషత్ తృతీయోపదేశః నాలుగవ ఉపదేశము సన్యాస స్వీకారము. యోగ ప్రతిబంధకములు శ్లో త్యక్త్వా లోకాంశ్చ వేదాంశ్చ విషయాన్ ఇంద్రియాణి చ ఆత్మని ఏవ స్థితో యస్తు సయాతి పరమాం గతిం. సమస్త దోహఖములకు ఏకైక ఉపాయముగా మోక్షము అయి ఉన్నది. ఇక్కడి జనుల పరస్పర సంబంధములతోనూ లౌకికమైన ధన నిజన వ్యవహారములతోనూ కూడిన లోకములన్నీ మోక్షము కొరకే మానసికంగా త్యజించివేయాలి. ఇంద్రియ విషయములన్నీ వదిలివేసినవాడై ఉండాలి. ఆత్మయందు మాత్రమే సంస్థితుడై ఉండాలి. అట్టివాడు సమస్తమునకు ఆవలిదగు పరమాంగతిని సిద్ధించుకోగలడు. నామము, గోత్రము మొదలైన సాంఘిక సంబంధమైన ఆవరణలను సోషల్ కవరేజెజ్, దేశ కాలములకు మాత్రమే సంబంధించిన టిక్కులము సబ్ డివిజన్ లను బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యముల, శారీరక, రూపమగు వయోవృత్తములను, నియమ నిష్టల నిర్మితములైన వ్రతశీలములను, ఇవన్నీ సత్స్వరూపము కాదు, పరమసత్యము కాదు అని గ్రహించి, అసత్ నోట్ ఒరిజినలీ దేర్ అని భావించి యతి మార్గాన్వేషి సుస్పష్టపరచుకొని తెలుసుకుని ఉండాలి. పూర్వలౌకిక సంబంధమైన సంపదల గురించి, సంబంధ బాంధవ్యముల గురించి, వారు అట్టివారు, వీరు ఇట్టివారు మొదలైన దృష్టాంతముల గురించి, జనుల కథనములు, ప్రవర్తన శీలముల గురించి స్మరించనేకూడదు. ఇతరుల శీలము గురించి ప్రకటనలు, నిర్ణయములు చేయకూడదు. ఇతహపూర్వం చూచిన స్త్రీల గురించి, వారి నామ రూప గుణ శీల చిత్రపటముల గురించి మననము, స్మరణము, ఆలోచనలు చేయరాదు. యతి మార్గములో ఉన్నవారు, ఒకటి, స్త్రీపురుషుల దేహ సంబంధముల గురించిన పూర్వ సంఘటన దృష్టాంతములను సంభాషించటము, రెండు, సంఘటన సందర్భములను జ్ఞాపకము చేసుకోవటము, స్మరించటము, మూడు, స్త్రీ పురుష పరస్పర సంబంధమైన కథలు చెప్పుకోవటము, నాలుగు, స్త్రీ పురుష సంబంధమైన చిత్రపటములను చూడటము. ఈ నాలుగు కూడా యతి మార్గమునకు నిషిద్ధములు, డోంట్స్. అవి మోహము వలన కలుగునవి అని గ్రహించి జాగరుకుడై ఉండాలి. యతి చిత్రపటముల విక్రయము, సేలిన్ నిర్వర్తించకూడదు. అవన్నీ వికారములుగా రూపుదిద్దుకొని యతి యొక్క పతనమునకు కారణము కాగలవు, ప్రణశ్యతి. యతి నిషిద్ధములు, తృష్ణ ఏదో సొంతము చేసుకోవాలనే ఆవేశము, దాహము, థర్స్ట్ కలిగి ఉండటము, క్రోధము, కోపమును కొనసాగిస్తూ వారి సంగతి చూడాలి అనే భావనను వదలకపోవటము, ఇతరులను బాధించాలనే ఆవేశము, క్రోధ సంఘటనలను అనేక మందితో చెప్పుకోవటము, అనృతము, అబద్ధములను పలకటము, అసత్యమైన వాటిని నమ్మి ఉండటము, మాయా మొదలే లేనిది ఉన్నట్లుగా భావించి ఆవేశ కావేశములకు లోను అగుచూ ఉండటము, లోభము, తాను పొందలసినది పొందుతూకూడా త్యాగబుద్ధి లేకపోవటము, పిసినికోరుతనము, అత్యాశ, మోహము, భ్రమను, కల్పితమును, ఆపాదితమాత్రమును, లేనిదానిని నమ్మి స్పందించటము, చిత్తవైకల్యము, కాలగతమైన కాలముచే వచ్చిపోయే దృశ్య విషయముల పట్ల శాశ్వతమే అనే పిచ్చి నమ్మకము, ప్రియాత్ అప్రియే, కొందరి పట్ల ప్రియము, మరికొందరి పట్ల అప్రియము కలిగి ఉండటము, శిల్పం సాకారముల పట్ల, రాతి బొమ్మల పట్ల ఆకర్షణ వికర్షణలు పొందటము, వ్యాఖ్యానం ఎవరి గురించైనా మంచి చెడుల గురించి వ్యాఖ్యానించటము, అయోగం, యోగ అభ్యాసముల పట్ల వ్యతిరేక పూర్వకమైన తిరస్కారభావము, కామో ఏదో పొందాలని కోరికలు కలిగి ఉండటము, అవేశముతో కూడిన ఇచ్ఛ అనుభవించాలనే అభినివేశము, రాగము, నవారు, నాది మొదలైన రాగభావములు, డీప్ సెన్స్ ఆఫ్ బిలోంగింగ్ కొనసాగించటము, పరిగ్రహణము, దానము అడిగి తీసుకోవటము, ఇవ్వాలని కోరుకోవటము, అహంకారం, వారికంటే నేను అంతటివాడిని, ఇంతటివాడిని అను తన గురించి ప్రత్యేకతగా భావించటము, జాగ్రత్ పరిమితమైన నేను అనుభావన, మమత్వము నాది, నాకు చెందినది అనే భావావేశము, చికిత్స, వైద్యము, మంత్రము, తంత్రము సూచించటము, ఆశ్రయించటము, ధర్మసహనము, ఆవేశపూర్వకమైన ధర్మాచరణము, ప్రాయశ్చిత్తము, దోషములకు, కష్టములకు కర్మ విధులు బోధించటము, ప్రవాసము, దూరదేశములకు ప్రయాణములు చేయటం, మంత్రములు, మంత్రముల ఉపాసన, ఔషధములు, ఔషధములు సూచించటం, సేవించటము, ప్రతిషిద్ధము, అది ఇది చేయకండి మొదలైనవి జనులకు సూచనలు ఇవ్వటము, నిషిద్ధ వాక్యములు. పైవి సేవించువాడు యతి మార్గము నుండి చ్యుతి పొంది అధమ మార్గము ఆశ్రయించువాడుగుచున్నాడు. మోక్షము ఆశయముగా గల ఇతరముని స్నేహితులను, బంధువులను మొదలైన వారిని రావాలి, రండి, పోండి, స్వాగతము మొదలైనవి చెప్పరాదు. సన్మానముల గురించి సంభాషించరాదు. తాను ఏది స్వీకరించటము, ప్రతిగ్రహణము, ప్రదానము, ఇతరులకు ఇవ్వటము నిర్వర్తించరాదు. అవి యతి మార్గమునకు ప్రతిబంధకములు కాగలవు. భిక్షువు, సన్యాసి యతి మార్గము ఆశ్రయించువాడు ధన సత్కారం పేరు ప్రతిష్టల గురించి కలలో కూడా తలచుకోరాదు. యతి అయినవాడు భార్య, పుత్రులు, బంధువులు మొదలైన వారికి కలిగే శుభ అశుభముల గురించి చూడటం జరిగినా వినినా కూడా కంపనము పొందరాదు. వాటిపట్ల శోక హర్షములు, సొరో ఓర్ హాపీనెస్ పొందకూడదు. సన్యాసి యతి ఆచరణములు, అహింస ఇతరులకు బాధ కలిగించుకుండటము, సత్యము సత్యమును ఆశ్రయించి ఉండటము, పలకటము అస్తేయము తనది కానిది దొంగిలించాలనే బుద్ధిని రానీయకపోవటము, బ్రహ్మచర్యము బ్రహ్మము గురించి జిజ్ఞాస పఠనము అధ్యయనము కలిగి ఉండటము, అపరిగ్రహణము ఇతరుల నుండి ఏదో పొందాలనే భావన కలిగి ఉండకపోవటము, అనౌద్ధత్యము నేను ఉన్నతుడు గొప్పవాడిని అనే భావనను అభిప్రాయమును దగ్గరకు రానీయకపోవటము, అధీనత్వము నేను దీనుణ్ణి లేనివాడను అనే దీనత్వము ఆశ్రయించకపోవటము, సుడ్ నోట్ బీ డల్ గ్లూమీ ఓర్ మొరస్ ప్రసాదము పవిత్రమైన భావాలు ఆచరణలు అభిప్రాయములు కలిగి ఉండటము, స్థైర్యము ధైర్యము ఉత్సాహము సాహసము బుద్ధి ఉత్తేజితము ఇన్స్పైర్డ్ చేసుకుని ఉండటము, ఆర్జవం వంకర టింకరగా వ్యవహరించకపోవటము, త్రికరణ శుద్ధి చెప్పినదే చేయటము చేయనదే చెప్పటము, అస్నేహము దేశ ప్రాంత వ్యక్తిగత వ్యవహారములగు దేనితోనూ అతి స్నేహము కలిగి ఉండకపోవటము, గురు శుశ్రూష గురు శ్రేష్ఠమైన విషయము పట్ల శ్రద్ధ గురుసేవ గురువాక్య మననము శ్రద్ధ భక్తితో కూడిన సేవాభావము కలిగి ఉండటము, శుశ్రూష వినాలనే ఇచ్ఛ సేవ లోబడిన వాడే ఉండటము అచంచల మనస్సుతో వినటము, శ్రద్ధ ఆత్మతత్వ ధ్యాన ఆత్మతత్వ స్తుతి ఆత్మతత్వ దర్శనముల పట్ల అనుష్ఠానము వీడకపోవటము, శాంతి ఓర్పు కష్టసుఖముల పట్ల లాభ నష్టముల పట్ల తప్పు ఒప్పుల పట్ల ఓర్పు వహించి ఉండటము, భరిస్తూ సమత్వము వీడకపోవటము, ఓర్చుకోగలిగే శక్తి సహనశక్తి దమము బాహ్య ఇంద్రియములను సరియైన కార్యక్రమములలో నియమించటము, ప్రాపంచక విషయముల నుండి లౌకిక వ్యవహారముల నుండి ఇంద్రియ వ్యాపారములను వెనుకకు మరల్చటము, శాస్త్రీయ సాధనలగు యోగ సాధన పూజ ధ్యానములందు నియమించటము, శమము అంతరింద్రియములైనట్టి మనోబుద్ధి చిత్తములను పవిత్ర కార్యములందు నియమించటము, బాహ్య విషయముల నుండి నిరోధించి ఉండటము, ఆత్మతత్వ దర్శనమునందు నియోగించటము, ధ్యానము యోగాభ్యాసములందు మనోబుద్ధి చిత్తములను వినియోగించటము, ఉపేక్ష జన ధన సంబంధమైన విశేషముల పట్ల ఉపేక్ష నోన్ కోన్సంట్రేషన్ నోరట్రాక్షన్ కలిగి ఉండటము, దృశ్య విషయముల పట్ల అపేక్షను వదలటము, స్థైర్యము ధైర్యము ఆత్మనమ్మకము ఆత్మభావన పట్ల స్థిరత్వము, మాధుర్యము మధురము అయిన సంభాషణ సహజనులకు ప్రియము కలిగించుచుండటము, తితిక్ష కష్ట సుఖములు భరించగలుగు నిగ్రహముతో కూడిన యోగస్థితి, శాంతి ఓర్పు శీతోష్ణ ద్వంద్వ సహనము, కరుణ సహజీవుల పట్ల కరుణ కైండ్నెస్ ప్రేమ వాత్సల్యము కలిగి ఉండటము, హ్రీ సిగ్గు ఎందరో తత్వజ్ఞులు ఉన్నారు వారి సమక్షంలో నేను ఎంతటివాడిని అనుసిగ్గు అణకువ కలిగి ఉండటము ఇది శిష్య లక్షణము, జ్ఞాన విజ్ఞాన యోగము తత్వ విషయాల పఠన అధ్యయనములు ఆ విధంగా తెలుసుకున్నవి సమస్త సందర్భములలో సమన్వయించుకుని ఆత్మబుద్ధి ప్రవృద్ధము చేసుకోవటము, లఘ్యసనము లఘు అసనము పరిమితముగా ఆహారము స్వీకరించటము, ఇంద్రియములను జీవనముకు అవసరమైనంతవరకు మాత్రమే నియోగించటము అనవసర వినియోగముల నుండి విరమించటము, ఏష స్వధర్మో విఖ్యాతో యతీనాం నేతాత్మన. ఇవన్నీ నేతాత్ముడగు యతి ధర్మములు. ఇవి అన్ని ఆశ్రమముల వారికి ముముక్షు మార్గంగా నియమించబడుచున్నాయి. ముఖ్యముగా మూడు యతి స్వభావములు. ఒకటి, నిర్ద్వంద్వోత్ పరమాత్మకు ద్వితీయమైనది ఎక్కడా ఏదీ లేనేలేదు అను ద్వంద్వరాహిత్యము, అద్వితీయ ఆత్మభావన. రెండు, నిత్య సత్వస్థ సాత్వికుడై ఆత్మజ్ఞానమును సర్వదా వీడక ఉండటము, సత్ స్వస్థ. ఆత్మయొక్క సత్స్వరూపమునందు స్వస్థుడై కంఫర్టబ్లీ ఉండి ఉండటము. గమనిక, శ్రీరమణ మహర్షులవారి ఉపదేశసారమియందు చెప్పబడిన అభ్యాసస్థితి భావశూన్య సద్భావ సుస్థితి. మూడు, సర్వత్రా సమదర్శన తరంగములన్నిటిలో ఒకే జలమున్నట్లు కథలోని సమస్త పాత్రలు కథారచయిత యొక్క కల్పన చమత్కారమే అయినట్లు సమజీవులలో సమమగు ఆత్మనే దర్శించు దార్శనిక స్వభావము. తురియడగు పరమహంసవర్తనములు అభ్యాసములు. తురియడు తన యొక్క స్వస్వరూపమును ఒకటి, జాగ్రత్ రెండు, స్వప్న మూడు, సుషుప్తులకు ఆవలదిగాను ఆ మూడిం తానే ఉన్న నాలుగవదిగాను దర్శించువాడు సాక్షిత్వ స్వానుభవుడు అయినవాడు. పరమహంస సోహం పరమం. సమస్తమునకు ఆవల కేవలమై ప్రకాశించి ఆత్మస్వరూపుడనే హంసస్వరూపుడనే నేను వను అనునిత్యానుభవము పుణికి పుచ్చుకున్నవాడు, గట్టిగా పట్టుకున్నవాడు, వ్రేళ్లచే పట్టుకున్నవాడు అట్టి తురియడగు పరమహంస స్వయముగా శ్రీమన్నారాయణమూర్తియే. ఆయతికి నారాయణ భగవానునికి భేదమే ఉండదు. ఓ నారద, పరివ్రాజకుడు అట్టి పరమహంసత్వము సిద్ధించుకోవటానికి ముఖ్యమైన మరికొన్ని అభ్యాసముల గురించి చెప్పుకుందాము. ఇవి సన్యాస నియమములుగా చెప్పబడుచున్నాయి. నివాసము, గ్రామములో నివాసము ఒక్క రాత్రి మాత్రమే, నగరములో ఐదు రాత్రులు మించి ఉండరాదు. వర్షాకాలము నాలుగు మాసముల కాలము ఒక్కచోటనే నివాసము కలిగి ఉండవచ్చును చాతుర్మాస్యము. గ్రామములో రెండు రాత్రుల కాలము ఉండరాదు. దానివలన రాగము ద్వేషము మొదలైనవి రూపుదిద్దుకోగలవు. వాటివలన నరక మార్గము ఎదురుకాగలదు. గ్రామము చివరిగా జనసమూహము ఉండని ప్రదేశంలో నా ఇల్లు నా నివాసము అనున్నది ఏదీ లేనివాడే ఉండునుగాక. చాతుర్మాస్య నాలుగు నెలల వానకాలము తప్ప ఇక తక్కిన సమయములలో ఒక కీటకము వలె భూమిపై పర్యటించుచుండునుగాక. ఏకవస్త్రముగా ఉన్నప్పటికీ లేక దిగంబరుడై వస్త్రరహితుడై ఉన్నప్పటికీ కూడా భేదరహితమైన ఏకదృష్టి అఖండాత్మదృష్టితో దృశ్యంలో ఏదీ ఆపేక్షించనివాడే ఉండునుగాక. అనేకమగు ఇదంతా ఒకదానికంటే మరొకటి వేరు అనే అనేక దృష్టి పట్ల లోలుపుడు తీవ్రమైన ఇచ్చగలవాడు కాకుండునుగాక. మహనీయులగు సంత పురుషుల మార్గమును తప్పు పట్టుకోకుండా తాను తనకు సాధ్యమైనట్టి సాధన మార్గము ఆశ్రయిస్తూ భూమిపై చరించుచుండునుగాక. సాధ్యమైనదే సాధన. శుచి అయిన ప్రదేశములో ఉంటూ ఆ భిక్షకుడు సన్యాస ధర్మములు నిర్వర్తిస్తూ ఉండునుగాక. ఇదంతా పరమాత్మ యొక్క మహత్యమే అని తలచుచు మననము చేస్తూ యోగి ఎల్లప్పుడూ అట్టి భావనతో సంచరించుచుండునుగాక. పర్యటనకు నిషిద్ధమైన సమయములు అర్ధరాత్రిపూటగాని, మిట్ట మధ్యాహ్న సమయమునందుగాని, ఉదయ సాయంకాల సంధ్యా సమయములందుగాని యతి పర్యటనలు దేశ సంచారములు ప్రారంభించరాదు. అత్యంత శూన్యము దుర్గమము జనులు అతి కష్ట ప్రదేశములుగా భావించినవి అగు ప్రదేశములలో ఒంటరి సంచారము కూడదు, క్షేమము కాదు. ఎక్కడ ఉన్నా కూడా ఇతర ప్రాణులకు హాని కలిగించే ఉద్దేశ్యము కలిగి ఉండరాదు. మరల చెప్పుచున్నాను, గ్రామములలో ఇన్ విలేజెస్ ఒక్కరోజు, పురములలో ఇన్ టౌన్స్ రెండు రోజులు, నగరములలో ఇన్ సిటీస్ ఐదు రోజులు మించి అన్నన్ని రాత్రుల మించి ఉండరాదు. వర్షాకాలంలో చతుర్మాస్య వ్రతంగా నాలుగు నెలలు ఒక్కచోటే సత్సంగపూర్వకంగా ఉండవచ్చును. ఆత్మవత్ సర్వభూతాని. ఒకటి, నేను దృశ్య దేహ మనోబుద్ధి చిత్త వ్యష్ట్యహంకార రూపుడను కాదు, ఆత్మరూపుడను. రెండు, సమస్త జీవులు అట్టి ఆత్మస్వరూపులే. మూడు, కనుక ఈ సమస్త జీవులు లోకములు బ్రహ్మాండములు నా యొక్క ఆత్మస్వరూపమే, నేనే. నాకు నా ఆత్మ ఎట్టిదో, ఎంత ప్రియమో, ఈ కనబడేవారంతా నా యొక్క ఆత్మస్వరూపమే అయి ఉండటం చేత అంతే ప్రియము. వీరంతా నా ఆత్మ యొక్క ఆనందస్వరూప తరంగాలే అనురూపంగా ఆత్మగా దర్శిస్తూ ఆత్మానందము ఆస్వాదిస్తూ భిక్షువు భూమిపై సంచరిస్తూ ఉండుగాక. ఇక భిక్షువు యొక్క సాంసారిక భేదదృష్టి సంబంధములు దృశ్యముతో అనుబంధము గురించిన విషయానికి వస్తే, అతడు ఒక అంధునివలే ఆత్మకు అన్యముగా ఎట్టి భేదములు చూడనివానివలే సర్వత్రా సమదృష్టి కలిగి ఉండునుగాక. కుబ్జునివలే పంగ విహీనినివలే ఆత్మనగు నేను అంగములు కలవాడను కాను, అంగములను సచేతనము చేయవాడను అని భావించునుగాక. బధిరో చెవిటివానివలే ఆత్మకు వేరుగా అన్యముగా చెప్పు భేద సంబంధమైన వాక్యములు వినపడనివానివలే ఉండాలి. ఉన్మత్తవత్ పిచ్చివానివలే లౌకిక వ్యవహారాలు పట్టించుకోక లౌకిక సంబంధమైన ఆస్తులు అంతస్తులు మొదలైనవన్నీ దృష్టియందు లేనివానివలే ఉండునుగాక. మూకవత్ మూగవానివలే లోక సంబంధమైన భేద వ్యవహారములు పలుకలేనివానివలే ఉండాలి. ఈ విధంగా భిక్షువు సన్యాసి జీవన సరళి కలిగి ఉంటారు. స్నానం కుటీచక బహుదక భిక్షువులకు మూడు పూటల స్నానం చెప్పబడుతోంది. హంసకు రోజుకొకసారి స్నానము నియమించబడింది. పరమహంసకు స్నాన విధి నియమములు ఉండవు. ఏకదండ సన్యాస నియమములు. ఏకదండ సన్యాసులకు సన్యాసాశ్రమం స్వీకరించిన వారికి ఏడు నియమములు పాటిస్తూ ఉండవలసినదిగా చెప్పబడుతోంది. ఒకటి, మౌనము భేద దృష్టిని పెంచు ఆయాలోక విశేషములు సంభాషించకపోవటము సిద్ధాంతవాద ఉపపాదములు ప్రక్కకు పెట్టి సర్వాత్మకమగు ఆత్మ గురించిన సంభాషణము మాత్రమే ఆశ్రయించటము. రెండు, యోగాసనము తన శరీరమునకు అనుకూలమైన సుఖాసనము ఎన్నుకొని ధరించి ఉండటము. మూడు, యోగము బుద్ధిని నిర్విషయ మార్గంగా ధ్యానము నందు నియమించటము. నాలుగు, తితిక్ష సహించు శక్తి పెంపొందించుకోవటము, బుద్ధికి ఓర్పు అనే నేర్పును కలిగించుకోవటము. ఐదు, ఏకాంతశీలత తనకు పరమాత్మకు గల సంబంధము ఏకాంతముగా ఒంటరిగా ఉండి అధ్యయనము ఉపాసన నిర్వర్తించటము. జగద్దృశ్యమును పరబ్రహ్మముగా భావించటమే ఏకాంతశీలత్వముగా చెప్పబడుతోంది. ఆరు, నిస్పృహత్వము ఏకమగు ఆత్మతత్వమునకు భేద కల్పము పట్ల పట్టించుకోకపోవటము అనేకంగా కనిపిస్తున్న దానిలో ఏకత్వము దర్శించు అభ్యాసము, భిన్నత్వంలో ఏకత్వ దర్శనము. ఏడు, సమత్వము ఆత్మ యొక్క సమత్వమును ఉపాసించటము, సమం సర్వేషు భూతేషు తిష్ఠతం పరమేశ్వరం. ఈ ఏడు కూడా ఏకదండి సన్యాసి యొక్క అనవర్త అభ్యాసములు అయి ఉండుగాక. పరమహంస భావన సోహం పరమం సమస్తమునకు ఆవలిదే సమస్తముగా ప్రదర్శనమగు పరమవస్తువు బ్రహ్మము నేనే అయి ఉన్నాను అనుభావన. అట్టి పరమ భావనను సిద్ధించుకున్నవానికి ఇక స్నానము భోజనము మొదలైన తదితర శాస్త్రీయ విధి విధానములతో ఆవశ్యకత ఉండదు. పరమంసాశ్రమస్థో హి స్నాన ఆది అవిధానత అయినప్పటికీ ఆయనకు ఒకే ఆచరణ అశేష చిత్తవృత్తినాం త్యాగం కేవలం ఆచరేత్. అంతులేని చిత్తవృత్తులను త్యజించివేయు ప్రయత్నమే అతడు చేయు యత్నశీలత్వము. ఎందుకంటే చిత్తవృత్తులు ఆకారముల చుట్టూ వృత్తము చేస్తున్నాయి. దేహమోహము ఓ నారద, ఎందుకో ఈ జీవుడు భౌతికమైన దేహములను చూసి మోహము చెందుచున్నాడు. దీని గురించి విచారణ చేయకపోతే ఎట్లా? ఈ దేహము ఎటువంటిది? చర్మము మాంసము రక్తము స్నాయువు సన్నటి నరములు మజ్జ బొమికలలో గుజ్జు మేదము కొవ్వు బొమికలు మూత్రము పురీషములతో కూడిన ఒక భౌతికమైన గూడు వంటి ఈ దేహమే నేను ఆ దేహమే నీవు అని నమ్మి కూర్చున్నవానికి ఒక కీటక జీవితమునకు తేడా ఏమున్నది? ఏమీ ఉండదు. శ్లేష్మము మొదలైన అనేక దోష పదార్థములతో కూడిన ఈ పాంచభౌతిక శరీర భావన ఎక్కడ? వాటికి సంబంధించి ఆశయములు ఎక్కడ? సౌరభము సుందరము శోభాయమానము కమనీయము అగు శరీరి లేక ఆత్మభావన ఎక్కడ? ఆ రెండింటికి హస్తి ఈ మసకాంతరమంత తేడా, ఏనుగు దోమల శరీరములంతటి భేదము. మాంస, రక్త, మూత, మల, నరము, మజ్జ, బొమికలు మొదలైన దోష పదార్థముల కలయిక ఆగు ఈ దేహముపై మమకారము కలిగి ఉండు దేహీ భవిష్యత్తులో అనేక నరకములకు ఆహ్వానము పలుకుచున్నవాడుగుచున్నాడు. స్త్రీ పురుషుల అవాచ్య రహస్యంగా భాగములన్నీ అనేక నాడులతోనూ వ్రణములతోనూ పుళ్లతోనూ నిండి ఉండగా అవన్నీ ఒకే రకములైన పదార్థములైనప్పటికీ భేదములు కల్పించుకొని తమను తామే ఒకరినొకరు మోసగించుకొనుచున్నారే. చర్మఖండముతో రెండుగా చీలి కనిపిస్తూ అపానము విసర్జనము అనే దూషణముతో కూడుకొనియున్న అంగములను చూచి వాటిలో రమించాలనుకోవాలనుకునే జీవులకు వారందరికీ ఒక నమస్కారము. ఆహాహా, వారిది ఎంతటి సాహసం! అంతకన్నా సాహసం ఏముంటుంది? పర్యవసానముల ఈవెంచువాలిటీస్ గురించి భయమే లేదే. మునికి దేహ దేహభాగములతో సిద్ధించగల కార్యము ఏదీ అగుపించదు. అల్పదాసకులకు మాత్రమే కనిపించే ప్రత్యేకత వారికేదీ అనిపించదు. వారు మమకార భయరహితులై పరమశాంతమును పూనినవారే ద్వంద్వరహితులై అనేక వర్గభేదములను చూడరు, ఆస్వాదించరు. ముని గోచి ధరించిగాని లేక ధరించనివారేగాని బాహ్యాన ఎట్లా ఉండినా కూడా ఆత్మధ్యాన తత్పరులే ఉంటారు. అట్టి ధ్యానపరుడగు యోగి బ్రహ్మభావనను సర్వత్రా మననము చేస్తూ బ్రహ్మమే తాముగుచున్నారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. లింగ వర్ణశ్రమధర్మములు ఆశ్రమభేదములు ఇవన్నీ సమదర్శన అజ్ఞానము కొరకై జ్ఞానమే అంతిమ ఆశయముగా కలిగి ఉన్నాయి. సమస్తము సన్యసించి ఆత్మజ్ఞానము సిద్ధించుకోవటమే సన్యాసాశ్రమము యొక్క అంతిమ ఆశయము. నిర్మోక్షాయ ఇహ భూతానాం లింగగ్రామో నిరర్థకః, మోక్షమే మహదాశయము. అట్టి ఆశయము వదలి ఉంటే ఇక సన్యాస చిహ్నములు నియమములు అన్ని కూడా నిరర్థకమే. దే ఆర్ పర్పస్లెస్ ఇఫ్ ఫ్రీడమ్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. బ్రహ్మజ్ఞానో హి బ్రాహ్మణః. ఉన్నది ఏది? ఉన్నట్లే ఉండి కూడా లేనిది ఏది? వినకూడనిది ఏది? శ్రద్ధగా అధికంగా వినవలసినది ఏది? వినవలసకుడా ఎక్కువగా వినబడకయే ఉన్నదేది? శుభప్రదమగు వృత్తి ప్రవర్త ఏది? దుర్వృత్తము వినటము వలన నష్టము కలిగించేదేది? ఇవి ఎవరు సవివరంగా సశాస్త్రీయంగా తెలుసుకుని ఉంటారో అట్టివాడే బ్రహ్మమును ఎరిగినట్టి బ్రాహ్మణుడు. ఈ జీవుడు బ్రహ్మజ్ఞాని అయి బ్రాహ్మణుడు కావాలి. ఎవడు బాహ్య చిహ్నములన్నీ లింగములన్నీ విడిచి అలింగుడై లింగాతీతత్వమును అత్యంత శ్రద్ధగా పాటించువాడై ఉంటాడో ఆత్మధర్మము తెలిసినవాడై బ్రహ్మభావమును అనుక్షణిక వ్రతముగా ఆశ్రయించి ఉంటాడో ఆత్మతత్వ ధ్యానమునందు నిష్ణాతుడు విద్వాంసుడు అయి రహస్యముగా ఇతరులకు తెలియరాని జ్ఞానచరితుడై ఉంటాడో అనేకమంది జీవులుగా ఉన్నది ఏకస్వరూపుడగు ఆత్మభగవానుడే అను అఖండాత్మ జ్ఞానమును బుద్ధితో నిర్ణయించుకుని అనేకము పట్ల సందిగ్ధుడై అనేకత్వము నమ్మనివాడై ఉంటాడో ఆత్మ యొక్క ఏకత్వము పట్ల అసందిగ్ధుడై ఉంటాడో అనుమానము త్యజించినవాడై ఉంటాడో బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస ధర్మములను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మములను ఆత్మదృష్టి అనే బలసంపదచే దృష్టియందు వదలి ఉంటాడో అంధవత్ జడవచ్చాపి మూకవచ్చ మహీం చరేత్. జగత్తులో కనిపించే ఏకాత్మకు అన్యమైన భేదములన్నిటి పట్ల గుడ్డివానివలే జడునివలే మూగవానివలే చరిస్తూ అతితత్వము వీడనివాడే ఉంటాడో అట్టి పరమశాంతుడగు యతీశ్వరుని చూచినప్పుడు దేవతలు కూడా అట్టివాని సమక్షమును అట్టివానితో స్నేహమును కోరుకుంటారు. లింగాభావాత్ లింగ అభావత్ కైవల్యం ఇతి బ్రహ్మానుశాసనం. ఆకారము గుణములు నామరూపములు మొదలైన విశేషములతో కూడిన లింగమును గుణ విశేషములను దాటి ఆవల అనుభవించటమే కైవల్యము. ఇది శాస్త్రీయ సిద్ధాంతము. ఇది బ్రహ్మానుశాసనము. సన్యాసము స్వీకరించే విధానము. శ్రీ నారద మహర్షి లోక కళ్యాణమూర్తి. జగత్ పితామహ పితృదేవ, ఇప్పుడు మాకు సన్యాసాశ్రమము స్వీకరించే విధానము ఎట్టిదో ఏ విధమైనదో మరికొంత వివరించి చెప్పండి. శ్రీ పితామహుడు బ్రహ్మ భగవానుడు, ఓ నారద, ఇప్పటి వరకు ఆయా కొన్ని విశేషాలు చెప్పుకున్నాము, ఈ విషయమై మరికొంత వివరించుకుందాము. ఒకటి ఆతుర సన్యాసము, రెండు క్రమ సన్యాసము. ఇప్పటికే ఆ రెండు రీతుల గురించి చెప్పుకోవటం జరిగింది కదా. ఆతుర సన్యాసము అనారోగ్యకర పరిస్థితులలోనూ మరణము దగ్గరపడుచున్నట్లు అనుమానము వస్తున్నప్పుడు ఆతుర సన్యాసము శాస్త్రములలో సూచించబడుచూ ఉన్నది. క్రమసన్యాసము శరీరారోగ్యము ఉండగానే శాస్త్రీయంగా స్వీకరించబడేది. ఆతుర మార్గంగాని లేక క్రమసన్యాస విధిగాని తురియాశ్రమము స్వీకరిస్తున్నప్పుడు కుచ్చిర వ్రతము, సన్యాసపు సంజ్ఞలగు కాషాయ వస్త్రము, బొంత మొదలైనవి వ్రత విధిగా స్వీకరించటము, సంబంధమైన ప్రాయశ్చిత్తములు అనబడే ఎనిమిది శ్రాద్ధములు, శ్రద్ధతో కూడిన ఉపాసన అర్చన నిర్వర్తించాలి. అవి ఒకటి దేవ రెండు, ఋషి మూడు, దివ్య నాలుగు, మనుష్య ఐదు, భూత ఆరు, పితృ ఏడు, మాతృ ఎనిమిది, ఆత్మశ్రాద్ధములు. వాటి ఉద్దేశ్యము ఏ విధమైనదో ముందుగా చెప్పుకుందాము. ఒకటి దేవశ్రాద్ధము లేక అర్చనము సత్యవస్తు, వసు, సంజ్లీకాన్, విశ్వేదేవాన్, బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ అర్చనం కురియాత్. సత్యవస్తువుగా చెప్పబడు విశ్వదేవుని, దవర్కర్ ఆఫ్ ద యూనివర్స్, సృష్టి స్థితి లయస్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులను పూజించాలి. రెండు ఋషి శ్రాద్ధము అర్చన దేవర్షులను, క్షాత్ర ఋషులను, రాజర్షులను, మనుష్య ఋషులను ఉద్దేశించి చేసే శ్రద్ధతో కూడిన కృతజ్ఞతాపూర్వకమైన అర్చన విధానము నిర్వర్తించాలి. మూడు దివ్య శ్రాద్ధము అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, ద్వాదశ ఆదిత్యులను పూజించటము, శాంతిని అర్థించటము చేయాలి. నాలుగు మనుష్య శ్రాద్ధము మనస్కు అధి దేవతలు అగు సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, ఈ నలుగురు బ్రహ్మ మానసపుత్రులు. లోక కళ్యాణమూర్తులు అగు వీరిని ఉపాసించటము, వారిని బుద్ధిని మనిషమును తీర్చిదిద్దు దివ్య స్వరూపులుగా సుత్తించి శరణు వేడటము నిర్వర్తించాలి. ఐదు భూతశ్రాద్ధము భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశములను, పంచమహాభూతములను, ద సోలిడ్, ద లిక్విడ్, ద హీట్, ద గాస్, ద స్పెస్లను, పంచ జ్ఞానేంద్రియ దేవతలను, సోత్రము, వినికిడి, శబ్దము, త్వక్కు, చర్మము, స్పర్శ, చక్షువులు, చూపు రూపము, జిహ్వ, నాలుక, రుచిరసము, ఘ్రాణము, ముక్కు, గంధము, దాల్చి దేహములో ప్రదర్శనమగుచున్న జ్ఞానేంద్రియ దేవతలను, పంచకర్మేంద్రియ దేవతలను, ఒకటి వాగేంద్రియము వాక్కు పలకటము, రెండు హస్తేంద్రియము చేతులు పట్టుకోవటము ఇవ్వటము, మూడు పాదేంద్రియము కాళ్ళు నడక, నాలుగు ఉపస్థ లేక గుహ్యము మూత్ర విసర్జకావయవము, ఐదు గుదము అమల విసర్జకావయవము. చతుర్విధ భూతగ్రామ శ్రాద్ధములు ఒకటి పంచ ప్రాణములు, రెండు పంచ ఉపప్రాణముల ఉపాసన, మూడు పంచ ఇంద్రియముల ఉపాసన, నాలుగు పంచ ఇంద్రియ విషయముల ఉపాసన, ఐదు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అయి ఉన్న చతుర్విధ అంతరింద్రియముల ఉపాసన. వీటిని అన్నిటినీ ఉపాసించటము భూతశ్రాద్ధము అని కూడా అంటారు. ఆరు పితృశ్రాద్ధము పితృపితామహ ప్రపితామహ ఉపాసన తండ్రి నుండి మూడు తరముల వరకు, ఒకటి తండ్రి, రెండు తాత, మూడు ముత్తాత. ఒకవేళ తండ్రి జీవించి ఉంటే సన్యాసము స్వీకరించువాడు జీవపుత్రుడైతే తండ్రిని వదలి తనను, తాతను, ముత్తాతను స్మరిస్తూ శ్రాద్ధము అనే శ్రద్ధతో కూడిన పరమార్థవాక్య ఉపాసన సమర్పించాలి. ఏడు మాతృశ్రాద్ధము ఓ మాత పితామహి ప్రపితామహి తల్లి, నానమ్మ, ముత్తమ్మ, నానమ్మ వారి తల్లి కి శ్రాద్ధోపాసన చేయాలి. తల్లి బ్రతికి ఉంటే తనను మొదటిగా జేర్చి శ్రాద్ధ మంత్రములు ఉపాసించాలి. ఎనిమిది ఆత్మశ్రాద్ధము తనకు తానే నామోపాత్మకమైన తన యొక్క జీవాత్మక ప్రాపంచక రూపము పాత్ర కు శ్రాద్ధ సంస్కారము నిర్వర్తించాలి. పై అన్ని ఎనిమిది శ్రాద్ధములలోనూ ఇద్దరిద్దరు బ్రాహ్మణులను ఆహ్వానించి విశ్వేదేవ, పితృదేవ పూర్వకంగా పూజించాలి. అట్టి శ్రాద్ధము ఒకటి ఏకాధ్వరపక్షము ఒక్కరోజులో పూర్తి చేసేది, రెండు అష్టాధ్వరపక్షము ఎనిమిది రోజులలో అష్టశ్రాద్ధములు నిర్వర్తించటము అను రెండు విధములు చేయవచ్చునని చెప్పబడుతోంది.